ശരദാ ശരദാംബോജവദനാവദനാംബുജേ സർവദാ സർവദാസ്മാകം സന്നിധിഃ സന്നിധിം ക്രിയാത് വിമലപട്ടീ കമലകുട്ടീ പുസ്തകരുദ്രാക്ഷസ്യഹസ്തപുട്ടീ കാമാക്ഷി പക്ഷ്മലാക്ഷി കലിത വിപഞ്ചീ വിഭാസി വൈരിഞ്ചി. നമോ മഹദ്ഭ്യോ ഋഷിഭ്യോ ഗുരുഭ്യോ നമഃ. ജഗദ്ഗുരുമയമേന സഭാ സദസ്സുക്ക് സവനീയ നമസ്കാരം സമർപ്പണം ചെയ്തു. ഗത ആറ് രോജുലുക ചെപ്പുകുന്നുണ്ട് ബ്രഹ്മസൂത്ര ശങ്കര ഭാഷ പ്രവചനാലോ നിന്നും മനം ജീവുനു യൊക്ക സ്വരൂപമേമിട്ടി അനേ ദാന ഗുരിഞ്ചി ചെപ്പുകുന്നാം. ജീവേശ്വരൽ നടുമ അഭേദമു അനി ശ്രുതി ചെപ്തു ഉണ്ടാ ഭേദകൽപ്പനം എലാ ജരുഗുതുന്നതി അంటే ഉപാധിതോ താദാത്മ്യം വല്ല അനേടുവണ്ടി സമാധാനം ചെപ്പുകുനി ആ ഉപാധി ദൃഷ്ടിതോ ചൂസിനപ്പുഡു ജീവുടി യൊക്ക പരിമാണമു അതടി യൊക്ക അവസ്ഥലു ഇച്ഛാദല വിവരിച്ചുകൊണ്ടു അതേ വിധംഗാ ഈ രണ്ടു വിധമുലുഗാ പരസ്പര വിരോധമുലുഗാ കാണబడుతున్న വാക്യములు ఏవైతే ఉన్నాయో మన శాస్త్రములందు వాటిని పరిహరింపజేస్తూ విరోధభావాన్ని పరిహరింపజేస్తూ సత్యాన్ని ఏ విధంగా జగద్గురువులు ఆవిష్కరించారు నిన్నటి వరకు చెప్పుకోవడం జరిగింది. అదే సమయంలో ఇతర పక్షాల వారి ఆక్షేపణల్ని ఖండించడం, మనలో కనబడుతున్న పరస్పర విరుద్ధములకి విరోధము లేదు అని చెప్పడం ఒకటి, ఇంకోటి ఇతరుల ఆక్షేపణల్ని ఖండించడం. ఈ రెండూ చేసి బ్రహ్మం అంటే ఏమిటో ప్రతిపాదన చేస్తూ జీవుడు గురించి విచారణ చేస్తున్నారు. అయితే నిన్నటితో మనం జీవ విచారణ పూర్తి చేసుకున్నట్టేనా? కాదు. అక్కడికి జీవుడు ఈ ఉపాధితో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, అభేదము భేదము అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉపాధితో అధ్యాస ఉన్నంతకాలం భేదమే, కేవలం పరమార్థ దశలోనే అభేదం అనే విషయం ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు జీవుడు గతులు ఇప్పుడు చెప్పుకోబోతున్నవి. ఎందుకంటే జీవుడి గతులు అంటే మన గతులే, మన గతి ఏమిటి? ఈ గతులు నిజానికి రెండు ప్రధానమైన గతులు చెప్పుకోవాలి, ఇహము పరలోకం, ఐహికము పరలోకానికి సంబంధించిన గతులు. ఇది కూడా గతే, దీన్ని సంసార గతి అంటారు. అయితే ఇందులో ఉన్నాం గనక ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలనుకోవడం లేదు గనక ఇది స్థితి అనుకుంటున్నాం కానీ ఇది కూడా గతే, ఇది సంసార గతి. ఇది కూడా వీడికి వచ్చింది, ఇది వరకు లేనిది వచ్చింది కదా, ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాల్సింది కదా, కనుక ఇది కూడా గతే జీవుడికి ఉన్నది. కనుక నీ సంసార గతి వీడికి ఎలా వచ్చింది అసలు? అటు తర్వాత వీడికి మోక్షం కలగాలంటే ఏం చేయాలి? ఉపకరణములతో ఉన్నటువంటి జీవుడి యొక్క గతులు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ వివరిస్తూ ఈ తృతీయాధ్యాయం మనం ప్రారంభించుకుంటున్నాం. మొత్తానికి బ్రహ్మసూత్రం గమనిస్తే ఒక జీవుడికి కావలసినటువంటి సమస్త వివేచనం ఇక్కడ చేయడం జరిగింది. మనమేమిటి, మన తర్వాత స్థితి ఏమిటి, మనం ఎలా ఉంటే ఏ స్థితికి వెళతాం అనేది ఇది తెలిస్తే ఇంకేం కావాలండి, ఇది తెలిస్తే చాలు. దాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇందులో తదనంతర ప్రతిపత్తి అధికరణం అని, తదనంతరం అనేటువంటి మాటకి మరి యొక్క దేహాన్ని పొందడానికి జీవుడు ఏ విధంగా వెళుతున్నాడు ఇత్యాది విషయాలు చెప్తున్నారు. గతులు ప్రధానంగా మనకి కర్మగతులు రెండు విధాలుగా ఉంటాయి, అది పుణ్యము పాపము ఉభయ కర్మలకి సంబంధించిన గతులు. అయితే ఇక్కడ పుణ్యగతి గురించి ఎక్కువ విస్తారం చేస్తారు. పాపగతులు లేవని కాదు, అవి ఉన్నాయి, కానీ ఆ పుణ్యగతులు ఎలా ఉంటాయో వివరిస్తారు. ఆడ తర్వాత చెప్తున్నటువంటి మరొక గతి మోక్షం, అంతే కదా, పుణ్యపాపగతులు తర్వాత మోక్షం. మోక్షంలో మళ్ళీ రెండు రకములు, సగుణ బ్రహ్మ ఆరా ఉపాసన చేసిన వాళ్ళు ఎలా వెళతారు, నిర్గుణ బ్రహ్మమును తెలుసుకున్న వారు ఏ స్థితికి వెళతారు, అది మోక్షానికి సంబంధించిన విషయం. కనుకనే ఇప్పుడు మన స్థితి ఏమిటి అనేది ఆలోచించుకోవడానికి ఇక్కడ చేసిన విచారణ చక్కగా పనికొస్తుంది. కనుకనే జీవుడు శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు తనతో పాటు భూత సూక్ష్మాలను కూడా తీసుకువెళతాడు అని మని ఉత్క్రాంతి అనే విషయంలో చెప్పుకున్న భూత సూక్ష్మములు, పంచభూతాలు స్థూలాకృతులు కాదు సూక్ష్మములు, అదేవిధంగా ప్రాణము అంతఃకరణము వీటితో పాటు వెళ్తాడు. కానీ వీటితో వచ్చే మెటీరియల్ ఏమిటి అంటే ముఖ్య ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, అవిద్య, కర్మము, ఇవి సూక్ష్మ రూపములతో జీవుడుతుంటాయి. ఇది వాడు అసలు ఉపాధిది. ఈ ఉపాధితో వివిధ దేహములు వివిధ గతులు పొందుతూ ఉంటాడు. ఈ ఉపాధి ఉన్నంతకాలం వీడు గతులు తర్వాత యాతాయాతములు అంటారు, రాక పోక ఇవి తప్ప వీడికి. కనుక వీటితో ఉన్నటువంటి జీవుడి గురించి అందుకే అథైవ మేతే అథైన మేతే ప్రాణ అభిసమాయంతి అని బృహదారణ్యక ఉపనిషత్తు మనకు చెప్తున్నది. అంటే ఈ ప్రాణాలన్నీ జీవునితోనే చేరువెడుతుంటాయి అని. అన్యన్నవతరం కళ్యాణతరం రూపం కురితే, ఆడ తర్వాత ఇంతకంటే మరొక చక్కని రూపాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. అంటే ప్రతి జీవుడునా ఇంతకంటే చక్కని స్థితిని, అంటే పుణ్యజీవుల గురించి ప్రస్తావన చేస్తూ ఈ మాట చెప్పడం జరిగింది. కనుక పుణ్యజీవులు, సాధారణంగా పుణ్యజీవులు దొరకడమే మహాకష్టం అండి, మనం ఏకంగా ముక్తుల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కానీ సామాన్యంగా పుణ్యజీవుడు దొరకడమే మహా కష్టం. అసలు ముక్తి కోసం ప్రయత్నించేవాడు దొరికితేనే వాడి కాళ్ళకి దండం పెట్టచ్చు. ముక్తి కబుర్లాడే వాళ్ళు వదిలేయండి, ముక్తి కోసం ప్రయత్నించే వాళ్ళు దొరికిన వాళ్ళకి దండం పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు వేల మందిలో ఒకడు దొరకడం కూడా కష్టమన్నారు కదా జగద్గురువులు. మనుష్యాణం సహస్రేష కశ్చిద్యత సిద్ధయే, వాడే గొప్పవాడు. ఇది ముక్తి కోసం ప్రయత్నించే వాళ్ళు వేరు, పుణ్యజీవులు వేరు. మంచి పనులు చేసేవాళ్ళు పుణ్యజీవులు. ఆ గతి రావడం కూడా మహాకష్టమే. ఇంకా పైగతి గురించి అంటే ఇంకా దాని గొప్పతనం ఊహించుకోవాల్సిందే. ఇక్కడ వివరిస్తున్నాడు. అయితే ఈ వివరణ చెప్పేటప్పుడు ప్రధానంగా అన్ని ఉపనిషత్ ప్రతిపాద్యమైన సత్యము ద్వారానే బ్రహ్మసూత్ర భాష అంతా చెప్పబడుతుంది. అంతేగాని ఇంకెక్కడో వేదముల్లో ఇతర కర్మకాండలు తెచ్చిన చర్చ కానీ ఇతర ధర్మశాస్త్రాల్లో ఉన్న విషయాలు కానీ ఇక్కడ చెప్పట్లేదు. కేవలం ఉపనిషద్ విజ్ఞానమే బ్రహ్మసూత్ర భాష్యం. రోజు ఈ మాట ఎందుకు అనుకుంటున్నామంటే దానిలో చెప్పినవి ఇక్కడ చర్చ చేయడం జరుగుతుంది. అంతేగాని మనం లోకంలో ప్రసిద్ధంగా విన్నవి ఎక్కడేం చెప్పట్లేదు అనకూడదు. ఉపనిషద్ విద్యనే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. కానీ ఏది చెప్పినా ఉపనిషద్వాక్యంలో ఉన్నదాని గురించే చర్చ చేయడం జరుగుతున్నది. అంటే ఉపనిషద్వాక్యం అన్ని విషయములు మనకు అందించింది అని దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. పైగా సూత్రకారుడైన బాదరాయణుడు ఉపనిషద్ విషయాలను తీసుకుని అందిస్తున్నాడు, భాష్యకారులైనటువంటి శంకరులు కూడా అదే పని చేస్తున్నారు. ఇక్కడ ఛాందోగ్యంలో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి కథతో ఇక్కడ సూత్రంకి అనుబంధం ఉన్నది. అది శ్వేతకేతువు ప్రవాహన సంవాదము. ఇది ప్రవాహనుడు గొప్ప రాజు అని పాంచాల దేశానికి రాజుగా ఉండేవట. ఈ శ్వేతకేతువు తండ్రి దగ్గర విద్యనంతటిని నేర్చుకుని ఆయన యజ్ఞం చేస్తున్న రాజు సభకు వెళ్ళాడు. ఆయన యజ్ఞానికి అనేక మంది పండితులు మహాత్ములు వస్తున్నప్పుడు యజ్ఞకర్త చక్కగా ఆరాధించాలి, పూజించాలి, అలాగే కూర్చోబెట్టిన ఆయన బాగా విద్యాభ్యాసం అంతా పూర్తి చేసుకున్నావా కదా అని అడిగట. అంటే అప్పుడే విద్యాభ్యాసం చేసుకున్నవాడు వయస్సు ఎలా ఉంటుందో అంత ఉన్నది అతనికి. మంచి తేజస్సుతో ఉన్నాడు. బాగా విద్య నేర్చుకున్నావు కదా అంటే అవునండి విద్య అంతా నేర్చుకున్నాను. విద్య సంపూర్ణంగా నేర్చుకున్నావా? సంపూర్ణంగా విద్య నేర్చుకున్నానండి అన్నాడు. అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తావా అని అడిగట. అది ఈ ప్రశ్నలు చాలా చక్కటి ప్రశ్నలు వేశాడు. జీవుడు గతులు ఏ విధంగా ఉంటాయి? దేవయానం పితృయానం అనే విషయం నీకేమైనా తెలుసా? జీవుడు ఏ విధంగా మరణానంతరం గతులకు వెళ్తాడు, తిరిగి ఏ విధంగా క్రిందికి వస్తాడు? ఈ విషయములన్నీ వివరిస్తున్నారు. వీటి గురించి నీకేమైనా తెలుసా అని అండి. వెంటనే తెల్లమొహం వేశట్ట, నాకు ఈ విషయాలేమీ తెలియవన్నట్టు. వీటికి సమాధానం చెప్పకుండా నాకు అన్ని విద్యలు వచ్చాయని మాట అనడం ఏమైనా బాగుందా అన్నట్టండి. దీనితో కొంచెం సిగ్గుపడ్డాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అడిగాడు వాళ్ళ నాన్నగారు గురువుగారు, వెళ్ళి నువ్వు నాకేం చెప్పావు, విద్యలో నువ్వు పరిపూర్ణుడు అయిపోయావు, విద్యలన్నీ నేర్చుకున్నావు అని నువ్వు చెప్పి పంపించావు, నాకు అన్ని విద్యలు వచ్చేసాయి అనుకుని నేను వెళ్ళి అక్కడ మాట్లాడబోయాను, ఆయన వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాను, కాబట్టి నాకు విద్యలో పూర్ణత లేదు, నేను అన్ని విద్యలు తెలుసుకోలేదని తెలిసింది అన్నాడు. నువ్వు అబద్ధమాడవు అన్నాడు. వెంటనే గురువు చెప్పి, నేను అబద్ధమాడలేదయ్యా, నాకు ఏ విద్యలు వచ్చో అవన్నీ నీకు నేర్పాను నేను, అందుకే నువ్వు విద్య సంపూర్ణంగా నేర్చుకున్నావన్నానంటే నా దగ్గర ఉన్నదంతా నేర్చుకున్నావు ఉద్దేశంతో అన్నానే, కానీ తెలియని విద్యలు చాలా ఉన్నాయి కదా తెలుసుకుందాం పద అన్నాడు. అంతే, అందుకే నువ్వే తెలుసుకోవచ్చు నాకు చెప్పనలేదు. అహాన్ని విడిచిపెట్టి బయలుదేరేటండి. అందుకే ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి అహాలన్నీ విడిచిపెట్టి మరీ సంసిద్ధులే వెళ్ళాలి. ఈ విషయం అన్ని చోట్ల కనబడుతుంది. పురాణాల్లో కూడా ఖాండిక్యక సిద్ధ్వత్ సంవాద ఇత్యాది విషయాల్లో వాళ్ళు విద్య నేర్చుకోవడం దగ్గర ఎంత వినయాన్ని ప్రదర్శిస్తారో, ఎలాగ అహాన్ని విడిచిపెడతారో కనబడతాయి మనకి. అందుకు అహంకారం విడిచిపెట్టేవాడికి విద్య అనేది లభిస్తుంది. ముందు అది గ్రహించవలసిన అంశం. అహాలతో ఉన్నవాడికి ఏం దొరుకుతుంది? మన ప్రాచీన మహర్షులు ఎందుకు ఇంత విద్యావేత్తలు అయ్యారో ఇక్కడ తెలుస్తున్నది. మొత్తానికి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళట, మాకు ఆ విద్య నేర్పమని అడిగారు. ముందు వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చారెవరు పెద్దవాళ్ళని, మళ్ళీ ఆయన యజ్ఞంలో ఉన్న యజ్ఞకర్త ఏ మర్యాదలు చేయాలో అన్నీ చేసి మీకేమిమ్మంటా అని అడిగట. ధనమా భూములా ఇన్ని అడిగట. కాదు, మాకు విద్యాదానం కావాలి, నువ్వు మా అబ్బాయిని అడిగిన ప్రశ్నలకి సమాధానం నీ నుంచే తెలుసుకోవాలని వచ్చాము. కనుకనే పుణ్యకర్మలు చేసినటువంటి వారి గతులేమిటి, మళ్ళీ వాళ్ళు తిరిగి ఎలా వస్తారు, అలాగే పితృయానము దేవయానము ఈ విషయములన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే ఇక్కడ ఆయన వివరిస్తాడు. ఇక్కడ పంచాగ్ని విద్య అనబడే ఒక విద్యని చూపిస్తున్నారు. ఈ పంచాగ్ని విద్య జీవుడు ఏ విధంగా ఈ శరీరాకృతి పొందుతాడు అనే దానికి చక్కగా తెలియజేస్తుంది. అయితే ఇది మనుష్య శరీరం గురించే చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా ఐదు అగ్నులున్నాయా అన్నాడు. ఒకటి ద్యులోకము. ద్యులోకము అంటే పైలోకం, స్వర్గం అనుకోండి. ఇక పర్జన్యము అంటే మేఘము, పృథివీ, పురుషుడు, యోషిత్ అంటే స్త్రీ అని అర్థం. ఈ ఐదు అగ్నులు అని చెప్పాడు. అగ్నులు అనగానే మనం యజ్ఞాగ్నులను భావించాలి. యజ్ఞమునందు ఆహుతులు వేయడం, అది వేరే రూపంలో మనకు రావడం అనేది కర్మలో తెలుస్తూ ఉంటుంది. అందుకే ఐదు అగ్నులు యందు ఆహుతులు ఏమిటో చెప్పాడు. ద్యులోకమునందు శ్రద్ధ ఆహుతి, పర్జన్యమునందు సోముడు ఆహుతి, పృథ్వీయందు అన్నము ఆహుతి, పృథ్వీయందు వృష్టి ఆహుతి, పురుషునియందు అన్నము ఆహుతి, స్త్రీయందు రేతస్సు ఆహుతి. ఇది చెప్పారు. ఇవి అగ్నులు, ఇవి ఆహుతి ద్రవ్యములు. ఇది వివరించడం జరిగింది. ఇందులో ఉన్న క్రమాన్ని మనం చూస్తే, మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అగ్నిహోత్రముఖంగా చేసేటువంటి కర్మలు. ఇది కేవలం అగ్నిహోత్రంలో నెయ్యి వేయడం అనే ఆ యజ్ఞ విధానములు, వాటిని అంగీకరిస్తూనే మనం చేసేటువంటి శాస్త్రవిహిత సత్కర్మలు అనుకోవచ్చు. ఈ శాస్త్రవిహిత సత్కర్మలు ద్యులోకములో ఇది శ్రద్ధగా వెళ్ళి ఆహుతి వేస్తుంటాయి. స్వర్గాగ్నిలో శ్రద్ధ అంటేనే ఇక్కడ శాస్త్ర విషయములపై అఖండమైన విశ్వాసంతో కూడిన సంకల్పశక్తిది, దానిని ద్యులోకము స్వీకరిస్తోంది. అందుకే అక్కడ వెళ్ళి ఫలములు అనుభవిస్తున్నాం. క్రమంగా ఏ విధంగా వస్తున్నది అంటే, ఆ తర్వాత అది క్రమముగా పర్జన్యమును చేరుతుంది అన్నాడు. పర్జన్యానికి చేరేటప్పుడు అది తీసుకునే రూపం ఏమిటి? త్యులోకానికి వెళ్ళినప్పుడు శ్రద్ధారూపంగా వెళుతున్నది, పర్జన్యానికి వచ్చేటప్పుడు కది సోమరూపంగా వస్తున్నది. తర్వాత పృథ్వి మీదకి వచ్చేటప్పుడు వృష్టి రూపంలో వస్తున్నది. ఆ వచ్చినది పురుషునిలో అన్న రూపంలో ప్రవేశిస్తున్నది. ఆ పురుషునిలో అన్న రూపంలో ప్రవేశించినదే క్రమంగా స్త్రీయందు ఆహుతి చేయబడి ఆ రేతస్సు ఆకారాన్ని ధరించి బయటకు వస్తున్నది అన్నాడు ఇక్కడ. అంటే మానవ ఉపాధి రావాలి అంటే మాత్రం అనేక జన్మల పుణ్య విశేషం వల్ల వచ్చింది, అందులో సందేహం లేదు కదా. ఈ ఉపాధి వచ్చిన పద్ధతి చెప్తున్నాడు ఇక్కడ ప్రధానంగా. అందరూ ఇదే గతుల్లో వస్తారని లేదు. ప్రధానంగా మానవోపాధిలో వచ్చినటువంటి వాడు ఇదివరకు చేసుకున్న పుణ్యకర్మలకు ఫలితంగా వాడి యొక్క శ్రద్ధ, కర్మ ఎప్పుడు ఫలవంతం అవుతుందంటే శ్రద్ధ వల్లే ఫలమవుతుంది. శ్రద్ధ లేనప్పుడు కర్మ ఫలం కాదు. అసలు ఏ సాధనైనా శ్రద్ధ లేకపోతే ఫలం కాదు. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం మాట గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి వాక్యం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఎన్నో కర్మలు చేస్తుంటారు, నిష్ఫలమైపోతుంటారు, ఎందుకంటే శ్రద్ధాలోపమే. శాస్త్రవాక్యముల యందు విశ్వాసంతో కూడిన శ్రద్ధకి అది స్వీకరిస్తుంది ద్యులోకం అగ్నిగా. అది అంత అద్భుతమైన భావన చూడండి. అక్కడ దాని యొక్క ఫలితములు అనుభవించిన తర్వాత క్రమంగా జీవుడు అక్కడే కాకుండా కిందికి వస్తాడట. ఆ వచ్చిన క్రమం ఈ విధంగా లభిస్తుంది. ఆ జీవుడి యొక్క సూక్ష్మ స్వరూపము క్రమముగా పర్జన్యము, అటు నుంచి పృథ్వీ, ఆ పృథ్వీలో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న వివిధ ధాన్యములు వ్రీహి యవలు ఇత్యాది ధాన్యములను ఆశ్రయిస్తుందట. ఆ ధాన్యములు పురుషుడు తింటాడు. ఆ తిన్నవాడిలో ఈ ధాన్య రూపంలో ప్రవేశించి అది రేతస్సుగా పరిణమించి అది స్త్రీ యొక్క జఠరమునందు అది ఆ అగ్నియందు హుతం చేయబడి ఆ తర్వాత ఆకారం ధరిస్తుంది. ఇది చెప్పాడు. అంటే ఒక పుణ్యకర్మ ఫలితంగా ఈ శరీరం ఏ విధంగా లభిస్తుంది అంటే ప్రధానంగా పుణ్యకర్మ, ఇతర కర్మలు కూడా కలిసి ఉండవచ్చుగాక, కానీ ప్రధానంగా ఇది ఈ విధంగా లభిస్తుంది సుమా అన్నాడు. దీన్ని బట్టి మనం గమనించవలసింది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే పద్ధతి చెప్పాడు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే అక్కడికి ఎలా వెళ్ళాడు అంటే సత్కర్మల వల్ల వెళ్ళాడు, ఇంతే మరి ఇంకేమీ లేదు. ఈ సత్కర్మల వల్ల వాడు వెళ్ళేటువంటి పద్ధతులు ఇక్కడ వివరిస్తున్నారు. అయితే ఈ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత భూత సూక్ష్మాలను ఎందుకు పట్టుకెళ్ళాలి? సూక్ష్మభూతములు అంతటా దొరుకుతూ ఉంటాయి కదా, కనుక జీవుడు తనంత తాను వెళ్ళి ఆ భూత సూక్ష్మాలు ఎక్కడైనా పట్టుకోవచ్చు కదా అంటే ఈ భూత సూక్ష్మాలు ఉండాలిట. ఎందుకంటే వీడి యొక్క బీజములు, కర్మ బీజములు వీటన్నిటినీ కూడా రక్షించడానికి ఉంటాయట ఇప్పుడు కూడా భూత సూక్ష్మములు. అందుకే అంతటా లభించినప్పటికీ కూడా వెంట పెట్టుకుని తీసుకెళ్ళడం ఎందుకు అంటే భావి దేహానికి అవసరమయ్యే బీజాలు అన్ని చోట్ల లభించవు. భూత సూక్ష్మాలు అన్ని చోట్ల లభిస్తాయి కానీ తర్వాత దేహానికి కావలసిన బీజాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఆ బీజములకి రక్షణగా పోషణగా ఉంటాయి ఈ భూత సూక్ష్మలు ఇత్యాదులు, అందుకు వాటితో పాటే పెడుతూ ఉంటాడు. కానీ జీవుడు లోకగమనం నిన్న చెప్పినట్టు బుద్ధ్యాది ఉపాధులతోనే ఉంటుంది. ఉపాధులు వదిలిసిన జీవుడికి లోకగమనమే లేదు, ముక్తే. బుద్ధ్యాది ఉపాధులతోనే వెళుతూ ఉంటాడు, ఇది తెలుసుకోవాల్సింది. అయితే వెంటనే వెళ్ళిపోతాడా? ఎందుకంటే ఉపనిషత్తుల్లోన మంత్రం ఉంది తత్యథా తృణ జలాయుక అని. ఎలా వర్ణించారంటే గడ్డి మీద ఉండే ఒక పురుగు తర్వాత గడ్డిని చూసి ఇక్కడి నుంచి అక్కడ ప్రాకి దాని మీద వెళుతుందట. అదేవిధంగా ఇక్కడ కొత్త శరీరం సిద్ధం చేసుకుని పాత శరీరం విడిచిపెడతాడా అనే మాటకి చెప్తే అలా కాదయ్యా అనే విషయాన్ని చూపిస్తున్నారు. కొత్త దేహాన్ని పొందే వరకు సాగి అది అందుకుంటాడట. ఆ సాగడం అది కావాల్సింది. కనుక ఇలా పోయి అలా పుడతాడని చెప్పలేం. అయితే ఈ వెళ్ళేటటువంటి గతిలో క్రమంగా ఆయా లోకముల్లో చేరుకుని ఏ విధంగా వస్తాడు అనే దాన్ని ఇక్కడ వివరించేటప్పుడు అయ్యా మళ్ళీ మీ శృతిలో ఒక మాట ఉన్నది, అగ్నియాదులు వీడి శరీరం విడిచిపెట్టిన వెంటనే అవి ఇక్కడ వదిలిపోయి లీనమైపోతున్నాయని వర్ణిస్తున్నారే, మరి ఏ విధంగా వీడు ఇంద్రియములను భూతసూక్ష్మం తీసుకువెళుతున్నాడు? దీనికి సంబంధించిన మంత్రం, యత్రాస్య పురుషస్య మృతస్య అగ్నిం వాగప్యేతి వాతం ప్రాణ చక్షురాదిత్యం. ఇది బృహదారణ్యకంలోని మంత్రమే. అంటే పురుషుడు మరణించినప్పుడు వాక్కింద్రియం అగ్నిలో ప్రవేశిస్తుంది, ప్రాణము వాయువులో ప్రవేశిస్తుంది, చక్షుస్సు సూర్యుల్లో ప్రవేశిస్తుంది అన్నాడు. అంటే ఈ కనబడుతున్న స్థూలదేహం యొక్క ఇంద్రియములు కావాలి డూమ్, మరణించిన తర్వాత జడమే, దేనికి పనికిరాదు. ఇది లోపలను సూక్ష్మభూతముల గురించే చెప్పుకున్నాం. ఈ సూక్ష్మభూతములు ఇలా చేరిపోతాయి వాటి వాటిల్లో అని మీరు చెప్పారే, ఇప్పుడు సూక్ష్మభూతులు పట్టుకెళ్తున్నాడు అని చెప్తున్నారు. రెండిటికి చాలా తేడా ఉంది. అంటే అక్కడ చెప్పిన దాని అర్థం అవి వాటిలో చేరిపోతున్నాయని కాదు, బ్రతికి ఉన్నంత వరకు ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్క ఇంద్రియానికి అభిమాన దేవతలు అని చెప్పుకున్నాం కదా, ఆ దేవతలు ఆ ఇంద్రియాలకు ఉపకారం చేస్తారు. ఎప్పుడైతే దేహం మరణించిందో వెంటనే వాళ్ళు విరమిస్తున్నారు అని చెప్పడం. ఇక్కడ వాళ్ళ పనులను విరమించుకుంటున్నా అని అర్థంలో చెప్పారే తప్ప అవి లయమైపోతున్నాయని చెప్పడం కాదు ఇక్కడ అర్థము. ఇలా క్రమంగా ఆయా లోకములకు చేరి వాడు క్రమం దిగే తీరు, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి అని ఇక్కడ మాట చెప్పుతున్నారు. ఇది భగవద్గీతలో ఉన్న మాట. వాడు ఆ లోకములకు వెళ్ళి ఇప్పుడు చేసిన పుణ్యకర్మల యొక్క భోగములు అనుభవించి భూమి మీదకి దిగిపోతాడట. ఆ దిగేటప్పుడు అక్కడ వాడు నిజంగా ఎటువంటి భోగాలు అనుభవిస్తాడు అంటే, స సోమలోకే విభూతి మనుభూయ పునరావర్తతే అని ప్రశ్నోపనిషత్తు చెప్తోంది. ఈ వెళ్ళిపోయిన జీవుడు సోమలోకమునందు రకరకాల ఐశ్వర్యాలను అనుభవించి తిరిగి వస్తాడు ఇక్కడ. ఈ పుణ్యకర్మలకు ఫలంగా సోమలోకం, ఇక్కడ ఉపనిషత్తు చంద్రలోకం అనే చెప్పింది, దాని స్వర్గాది లోకాలు అనుకుంటే తప్పేమీ లేదు. అక్కడ వాడు పొందుతున్న లోకములో ఉన్న ఆనందమయ రసానుభవానికి సంకేతంగా ఇక్కడ సోమలోకం అని వర్ణించారు. స్వర్గకామో యజేత ఇత్యాది వేదమంత్రములు ఆధారంగా తీసుకుంటే ఇది స్వర్గాది సుఖలోకములు అనుకోవచ్చు మనం. అది బ్రహ్మలోక పర్యంతం ఉన్నటువంటి ఈ లోకములన్నీ తీసుకోవచ్చు. పురాణాలు చేస్తే మనకి ఇంద్రలోకం చంద్రలోకం ఈ లోకం ఆ లోకం కనబడతాయి. అవి అబద్ధం అని తోసిపారి అనక్కర్లేదు. ఇవన్నీ కలుపుకుని ఒక దగ్గర తెచ్చేసుకుంటే ఊర్ధ్వలోక సుఖములు అని అర్థం చేసుకోవాలి. ఏకం కాక ఆముష్మిక అయినటువంటి ఊర్ధ్వలోక సుఖాలు ఎలా అనుభవిస్తాడో ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ వెళ్ళేటప్పుడు ఏ పద్ధతిలో వెళ్తాడంటే, వీడు వెళ్ళే మార్గం పితృయానము, పితృయానం ప్రకారంగా వెళ్తాడు వీడు. ఆ మార్గము కర్మకి గతి పితృయానము, ఇది తెలుసుకోండి. కర్మకి గతి పితృయానం, దేవయానం గురించి ఆ తర్వాత వస్తుంది. అది సగుణ బ్రహ్మోపాసకులు మాత్రమే. ఉపాసనకి ఫలం దేవయానం, కర్మలకి ఫలం పితృయానం. కనుక మంచి పనులు చేస్తూ ఇష్టాపూర్తాది కర్మలు, ఇష్టాపూర్తాది కర్మలు అంటే 10 మందికి పనికొచ్చేటువంటి నూతులు తవ్వించడం, దానాలు చేయడం, యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, ఇలాంటి ఏ కర్మలైతే శాస్త్రం చెప్పిందో వీటన్నిటికీ ఫలితంగా పితృయానము ద్వారా అతడు ఈ పుణ్యలోకముల సుఖాలను అనుభవించి దిగుతాడట. ఎలా దిగుతాడు అనే దాని గురించి కూడా వివరించారు. తస్మిన్ యావత్ సంపాతముషిత్వా అథైతమేవాద్వాకం పునర్నివర్తంతే యథేతం, ఛాందోగ్యంలోని మంత్రం ఇది. దీని అర్థం ఏంటంటే, ఆ కర్మక్షయమయ్యేంత వరకు అక్కడ ఉండి ఏ మార్గాన వెళ్ళాడో ఆ మార్గాన తిరిగి వస్తున్నాడు అని వివరించారు. అంటే యావత్ సంపాతముషిత్వ అనే మాటకు అర్థం ఏంటంటే, ఈ ఫలం అనుభవించడానికి ఎంత కర్మ చేసుకున్నాడో అది పూర్తయ్యే వరకు అర్థం అన్నమాట. మనం ఏదో హోటల్లో దిగినా అంతే కదా, మన దగ్గర డబ్బులు ఉన్నంతవరకు అన్ని భోగాలు, తర్వాత బిల్లు పే చేయలేదని బయటకు తోసేస్తాడు వాడు. వాడు తోసే లోపలే మన దగ్గర ఇంకా లేదు అనుకున్నప్పుడు మనమే బయటకు వచ్చేస్తుంది. ఎలాగో బయటకు రావడం అనేది తప్పదు. అది ఆ రావడం ఎలా వస్తాడు, వచ్చినప్పుడు ఎలా చేరతాడు ఇది. కనుక వాడు వచ్చేటప్పుడు రమణీయ చరణా రమణీయాం యోని మాపద్యేరన్ కపూయ చరణా కపూయాం యోనిం. ఎందుకంటే వీడు ఆచరణలో పుణ్యాచరణలతో ఫలితం అనుభవించినా ఇతర కర్మఫలాలు కూడా వాళ్ళు ఉంటాయి, కనుక దానికి తగ్గట్టుగా తర్వాత జన్మలు తీసుకుంటాడట. మంచి ఆచరణ కలిగినటువంటి వారు మంచి శరీరములు పొందితే, పాపాచరణ కలిగినటువంటి వారు పశుపక్షాది పాపజీవనులు అవుతారు. అయితే ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ దివ్యధామములకు దిగివచ్చేటువంటి వారు పాపజీవనులు అవుతారని చెప్పట్లేదు. వాళ్ళ గతులు వేరు. పాపాచరణ చేసేవాళ్ళు ఈ మార్గంలోనే వస్తారని చెప్పడానికి లేదు, వాళ్ళ గతులు వేరుగా వస్తాయి. కనుక పాపాచరణ చేసే జీవులు పశుపక్షాది యోనుల్ని పొందుతారు వాళ్ళు, ఆ జన్మలు వాళ్ళకు ఉంటాయి. తిర్యక్ జన్మలు పాపాచరణకు ఫలములు, తిర్యక్ జన్మలు. పుణ్యఫలం అనుభవించినా మిశ్రంగా ఉన్నవాళ్ళు భూమి మీదకి వస్తారు. కనుకని ఇక్కడ రమణీయ చరణ రమణీయాం యోని మాపద్యేరన్నే మాట అటువంటి ఏదైతే ఉందో అది ఆ లోకం నుంచి దిగువచ్చేటటువంటి వాళ్ళ గురించి చెప్పినటువంటి మాట. వాళ్ళు ఆ విధంగా వస్తారు సుమాన్. అలా వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి జన్మలు పొందుతారు అంటే ఉత్తమమైనటువంటి ఉపాధులు వాళ్ళు పొందితే, కపూయ చరణ అభ్యాసోహయంతే కపూయాం యోనిమాపజ్జేరన్ స్వయోనింవా సూకర యోనింవా అన్నారు ఇక్కడ. అంటే కుక్క జన్మలో, వరాహ జన్మలో, ఇంకా చెప్పాలంటే మానవోపాధుల్లో కూడా నీచమైనటువంటి జన్మలు పొందుతారు వాళ్ళు. కపూయ చరణ, కపూయ చరణ, రమణీయ చరణ, దీనికి అర్థం ఏమిటి? రమణీయ చరణ, చరణం అంటే పాదమని కాదు ఇక్కడ. ఇక్కడ సూత్రం కూడా చరణాదితి చేన్నోపలక్షణార్థేతి కార్ష్ణాజీవిహి అనే సూత్రం వస్తుంది ఇక్కడ. చరణము అంటే ఆచరణము అని అర్థం ఇక్కడ. ఆచరణము, రమణీయమైనది ఆచరించిన వాళ్ళు అంటే అందమైన పనులు చేసిన వారు అందమైన జన్మలు పొందుతారండి. ఇది ఒకటి. అందమైన పనులు అంటే చక్కగా మేకప్ చేసుకు చేసే పనులు అని కాదు ఇక్కడ. రమణీయ కర్మలు, ఆచరణ అంటే శాస్త్రవిహితమైన సత్కర్మలు అని. కనుకని ఇక్కడ ఆచరణము అనే మాటకి శీలము మొదలైనటువంటి సద్గుణములు కూడా చెప్పబడుతున్నాయి. శీలాది సద్గుణములు, కనుక శీలాది సద్గుణములు ఉన్నటువంటి వారు మంచి జన్మలు పొందుతారు అని చెప్పచ్చు కదా. మీరే చెప్పే రమణీయ చరణ అంటే గొప్ప మాట అన్నారు అయ్యా. ఆచారము అలాంటి శీలాదులతో కూడి చేసిన సత్కర్మ అని అర్థం తప్ప ఒట్టి కేవలం సదాచారం అని మాత్రమే కాదు ఇక్కడ. అందుకే పవిత్రమైన సత్యము ఇత్యాది శుభగుణాలతో చేసినటువంటి మంచి పనులు. అంతేగాని కొందరు నేను చాలా మంచి ఉద్దేశాలు ఉన్నాయండి నాకు అంటే అయిపోయిందా? ఆ మంచి ఉద్దేశాలు మంచి సంస్కారాలతో మంచి పనులు చేయగలగాలి. కనుక ఆచరణము అంటే కేవలం ఇక్కడ శీలము ఇత్యాదులు చెప్పడమే. శీలము, శుచి, వీటికి కూడా లోకల్లో ఆచారం అని అర్థం ఉన్నది. ఆ ఆచారంతోనే వేదాది కర్మలు పవిత్రమవుతాయి. ఆచారం లేనివాడు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని వేదాలు వల్ల వేసినా లాభం లేదు. కనుక ఆచారము, కర్మ ఈ రెండిటికి ఉండవలసిన అనుబంధం ఇక్కడ జాగ్రత్త చూడండి. కర్మను ఆచరించడం ఆచారం అని కాదు, కర్మను ఆచరించడానికి ఉండవలసిన మానసిక సంస్కారములు ఆచారములు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు మనకి కొన్ని పనులు చేయడానికి కొన్ని సంస్కారాలు చేస్తారు. బాహ్యకర్మలు చేయడానికి కూడా స్నానము, ఆచమనీయం ఇవన్నీ చేసుకుంటున్నామా లేదా? అదేవిధంగా మనస్సుకు కూడా, మన జీవన సరళిలోనూ కూడా శీలాది సద్గుణములు కూడా ఉండాలి. అది లేనప్పుడు వేదమైనా సరే తరింపజేయదు అనే మాట మనకి ఆచారహీనం నపునంతి వేదాహ అని వశిష్ఠ స్మృతిలోని వాక్యాన్ని ఇక్కడ శంకరులు ఉటంకించారు. వశిష్ఠుల వారు చెప్పిన మాట ఏమని? ఆచారహీనుడైన వానికి వేదాలు కానీ వేదోక్త కర్మలు కానీ పవిత్రుని చెయ్యలేవు అన్నారు ఇక్కడ. కనుక రమణీయ చరణాహ అంటే విడిగా సంస్కారములు కాదు, అలాంటి సంస్కారములతో కూడిన సత్కర్మలు అని. అందుకే శాస్త్రం కూడా ఈ ఇక్కడ గురువుగారు ఆచారం అనే దాని గురించి అంటే చరణ శబ్దానికి అర్థం చాలా చక్కగా చూపించారు. ఏమనంటే చరణం, చరిత్రం, ఆచారం, శీలం ఇది అనర్థాంతరం అన్నారు ఇక్కడ. అంటే ఈ నాలుగు శబ్దములకు ఒకటే అర్థము. చరణం అనే మాటకి నాలుగు అర్థాలు చెప్పారు. చరణము, చరిత్ర, ఆచారము, శీలం ఇవన్నీ పర్యాయ పదాలే అన్నారు ఇక్కడ. శీలము, చరిత్ర, క్యారెక్టర్ అది, వాటితో కూడిన సత్కర్మలు ఆచరించినటువంటి వారు. అందుకే గురువు శిష్యుడితో చెప్తున్నటువంటి మాటల్లో, స్నాతకంలో మనకు తైత్రీయంలో వస్తున్న మాట, యాన్యనవజ్జాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. ఏవి నింద్యములు కావో ఆ పనులే చెయ్యాలి. అనవజ్జాని అంటే దోషరహితమైనటువంటి కర్మలు ఏవున్నాయో అవే చెయ్యాలి తప్ప ఇతరములు చెయ్యరాదు. ఇది గురువు శిష్యుణ్ణి సమాజంలోకి పంపుతూ విద్య పూర్తయిన తర్వాత చెప్పే మాట. అంతేకాదు ఇంకో మాట అంటాడు, యాన్యస్మాకం సుచరితాని తాని ఉపాస్యాని. ఇది ఇక్కడ అంటే ఏవైతే మేము మంచి ప్రవర్తనలు చేసామో, నువ్వు ఇన్నాళ్ళు శిష్యుడిగా ఉంటూ మా దగ్గర చూసి తెలుసుకుని నేర్చుకున్న మా యొక్క చరిత్రలు ఏవి ఉన్నాయో వాటిని విడవకుండా నువ్వు చెయ్యాలి. ఈ రెండు ఉపదేశాలు చేస్తాడు. కనుకనే అక్కడ చక్కటి హెచ్చరిక చేశాడు కదా. అలా చేసినటువంటి వారు ఇటువంటి స్థితిని అక్కడ అనుభవించి ఈ విధంగా దిగి వస్తారు సుమా అనే విషయాన్ని చెప్పాడు. అంతేకాకుండా ఇక్కడ చంద్రలోకాన్ని పొందుతారు ఇత్యాది విషయములు ప్రస్తావన చేసేటప్పుడు మరి ఇతర లోకములు, గతులు గురించి కూడా కఠోపనిషత్తులో ఒక చక్కని మంత్రాన్ని కూడా చూపిస్తున్నారు. ఇది చెప్పేటప్పుడు ఇష్టాపూర్తాది కర్మలు చేయని వారి గతం, ఇంతవరకు సత్కర్మలు చేసిన వారు ఈ విధంగా వెళతారు అని మీరు చెప్పారండి. అంటే మానవులందరూ సత్కర్మలు చేస్తున్నారా? ఒక మాట ఉన్నది, అనిష్టాధికారిణామపి చ శృతం అని ఒక సూత్రం చెప్పారు. ఎందుకంటే పూర్వపక్షులు ఉన్నారే వాళ్ళు వేదం నుంచో మాట తీశారు. ఏమనంటే ఏనేకే చాస్మాల్లోకాత్ ప్రయంతి చంద్రమసమేవతే సర్వే గచ్చంతి అని ఒక మాట ఉన్నది. అంటే అందరూ కూడాను ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత చంద్రలోకానికి వెళతారు అని మీలో చెప్పారు. కనుక మంచి పనులు చేసి కష్టపడిన వాళ్ళు మాత్రం ఎందుకు వెళ్తారు? ఎవడైనా చేరతాడు కదా. మనం అంటూ ఉంటాం మంచి పనులు చేసేవాడైనా చెడ్డ పనులు చేసేవాడిని చివరికి చచ్చేదే కదా అని. మరి ఏం తేడా అంటే తర్వాత గతులు ఉన్నాయి, వాటిల్లో తేడాలు ఉంటాయి. కానీ సర్వే అనే మాట అక్కడ వాళ్ళు తీసుకుని అందరూ వెళ్తారని చెప్పారు కదంటే అందరూ అంటే అర్థం పుణ్యకర్మలు చేసిన వారందరూ అని అర్థం అక్కడ. అందరూ అందరూ అక్కడ వెళ్ళిపోతాను కాదు, అక్కడ అందరూ అనే మాటకు అది అర్థం తీసుకోవాలి. కనుకనే ఆ చంద్రలోక ప్రాప్తి అందరికీ లేదయ్యా. ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఇష్టాది కర్మలు చేయని వారు వారి గతి ఏమిటి అంటే సంయమనే త్వనుభూయేతరేషాం ఆరోహావరోహౌ తద్గతి దర్శనాత్ అనే సూత్రంలో ఇక్కడ వివరిస్తున్నారు. ఈ కర్మలు చేయనటువంటి వారు యమలోకం మొదలైన వాటిలో యాతనలు అనుభవించి వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వస్తారు. కానీ వాళ్ళ పాపజన్మలు వాళ్ళు ఎత్తుతారు. ఇందాక చెప్పినట్టు చంద్రలోకానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం కనుక జులోకం నుంచి, అక్కడ జులోకం అంటే స్వర్గం అనే కదా అర్థం, ఆ జులోకం నుంచి పర్జన్యము పృథ్వీ పురుషుడు ఈ క్రమంలో చేరుతాడు సుమా అని చెప్తూ అక్కడ కఠోపనిషత్తుకు సంబంధించినటువంటి ప్రమాణాన్ని చూపిస్తున్నారు. కొంతమంది అంటారు నరకాలు పుణ్యాలు పురాణాల్లో కల్పన చేశారు కానీ వేదాల్లో ఉపనిషత్తుల్లో లేవండి అని, వాళ్ళు సరిగ్గా చదవలేదని అర్థం. ఇవి ఉన్నాయి ఇక్కడ. సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాజ్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పర ఇమాని పునః పునః వశమాపద్యతేమీ. నచికేతుడితో యముడు చెప్తున్నాడండి ఈ మాట కఠోపనిషత్తులు వస్తున్నది. ఏమనంటే ఎవరికి ఏ గతులు వస్తాయో చెప్తూ కొందరికి పరలోక సాధన చెయ్యాలని కూడా తెలియదయ్యా అన్నట్టు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎందుకంటే ప్రత్యక్షమే సత్యం, ఇక్కడ సుఖపడ్డమే చాలు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నూటికి ఎంత శాతం చెప్పను, నేను చెప్పక్కర్లే, మనకే తెలుసు. ఇక్కడ పాపం వాళ్ళ ఆవిడ వేదాంతం వింటుంది కనుక తీసుకురావాలి కనుక తీసుకొచ్చినటువంటి వారు తలల మీద చేతులు పెట్టుకుని చిరాకుతో అటు ఇటు తిరుగుతున్న శ్రోతలు కూడా నాకు కనబడుతుంటారు. నన్ను ఏం చేయమంటారు, వాళ్ళకి ఇలా గట్టిగా అన్నాను కాదు, ఉంటాయి సత్యం. ఎవరు ఏ విధంగా వింటున్నారో తెలిస్తే తర్వాత ఏ విధంగా చెప్పాలో మాకు తెలుస్తూ ఉంటుంది కనుక తెలిసింది చెప్పుకోవడం తప్పేం లేదు కనుక ఇలా చెప్పుకున్నాం. కొందరు ఎవరు ఎన్ని చెప్పినా బుద్ధి పుట్టదండి, అసలు పరలోక సాధనలు చేయరు, అసలు ఉందని ఒప్పుకోరు. వాదనలతోనే భగవంతుడు ఇచ్చిన ఆయువు అయిపోతుంది. పైగా అవి లేదని చెప్పడం ఒక మేధాశక్తి యొక్క సింబల్ అనుకుని కూడా వాదిస్తారు చాలామంది. అవునా లేదా, అదొక స్టేటస్ సింబల్ నాస్తికత్వం. ఇప్పుడు ఇంకొంచెం తగ్గింది కానీ ఆ రోజులు మరీ ఎక్కువ. కాసింత వాడికి 10th class డిగ్రీ చేతికొస్తేనే వాడు మేధావ్ అనుకుని వీటేంటి కాదంటూ ఉంటాడు. అవునా లేదా, కనుక వాడికి అసలు ఈ గతులే లేవు కదా. వాడు పరిస్థితి ఏమిటి అంటే వాడు గురించి గొప్పగా చెప్తున్నాడు. గట్టిగా మాట్లాడంటే యముడు దన్ను ఉండాలి, ఆయనే మాట్లాడగలడు ఇవన్నీ. అందుకని చెప్తున్నాడు, నసాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాజ్యంతం విత్తమోహేన మూఢం. గట్టి మాట చెప్పాడండి. అసలు ఇది లేదు అది లేదనేటటువంటి పొగరు మొత్తం ఎవడికి వస్తుందంటే ఎవడు ఐశ్వర్య మదాంధుడో వాడికి వస్తుంది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే డబ్బు బాగా ఉన్నప్పుడు ఒక అహంకారం వస్తుంది, ధనమదం అన్నిటికన్నా పెద్ద మదం. తర్వాత దానితో వచ్చే ఇతర మదాలన్నీ పక్కన వస్తాయి. కానీ విత్తం అంటే కేవలం ధనం అనే కాకుండా శరీర పుష్టి, అన్నీ అనుకూలంగా ఉండడం, ఇవన్నీ ఉంటూ ఉంటే అసలు దేవుడు ఎందుకండి అని వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకే గొప్ప మాట అన్నాడు, విత్తమోహేన మూఢం అన్నాడు ఇక్కడ. విత్తమోహేన మూఢం, విత్తము యొక్క మోహం చేత కలిగిన మూఢత్వము. ఇంకొకటి ప్రమాద్యంతం అన్నాడు ఇక్కడ, అంటే ఏమరపాటు తనము, ప్రమాదం. ప్రమాదం అనే మాటకి చక్కటి మాట ఉపనిషత్తు చెప్తుంది, ప్రమాదం వై మృత్యు అహం బ్రవీమి. మృత్యు అంటే ప్రమాదమే అన్నది, ప్రమాదమే మృత్యుట. ప్రమాదం అంటే మన ఇక్కడ ప్రమాదం ఉన్న జాగ్రత్త అని మన రాసి బోర్డులు అర్థం కాదండి. ప్రమత్తత అంటే ఏమరపాటు అని అర్థం. తానేమిటో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యకుండా బతికేయడమే ప్రమాదం. దీన్ని మించిన ప్రమాదం మరొకటి లేదు గుర్తుపెట్టుకో. అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఏంటంటే తన అసలు స్వరూపాన్ని తెలుసుకోకుండా బ్రతకడమే పెద్ద ప్రమాదం. దానికి అసలు మూలమేమిటి, విత్తమోహేన మూఢం. విత్తం అంటే ధనమనే కాకుండా మనం ఇంద్రియముల ద్వారా అనుభవించేటువంటి విషయములు అని అర్థం తీసుకుని ఇంకా బాగుంటుంది. ఆ విషయముల మీద మోహము చేత మూఢుడై ఏమరపాటుకు లోనై ప్రతిభాతి బాలం బాలుళ్లా ప్రవర్తించేవాడు. ఈ బాలుడనే మాటని రకరకాల చోట్ల మనం తీసుకోవాలి. బాలుడు అంటే మూర్ఖుడని అర్థం ఇక్కడ. ఎదగని వాడు, వాడికి ఏం తెలియదు, ఏం చెప్పినా అర్థం కాని దశని బాలదశ అంటాం కదా. అందుకు బాలుడు అంటే ఇక్కడ మూర్ఖుడు అని అర్థం. మరొక చోట బాల అంటే ధారణ పట్టుకుని మరొక చోట వస్తుంది, అప్పుడు మళ్ళీ నన్ను పట్టుకుని అక్కడ అలా చెప్పారు అనకుండా ముందు ఇక్కడ కంటెస్ట్, అక్కడ సందర్భం బట్టి మాట్లాడాలి. అందుకు ఇక్కడ బాల శబ్దానికి మూర్ఖుడు అని అర్థం. మూర్ఖత్వం దేనివల్ల వచ్చింది, ప్రమాదం వల్ల. ప్రమాదం దేనివల్ల వచ్చింది, విత్తమోహం వల్ల. అది ఇక్కడ క్రమం. అటువంటి వాడికి అయం లోక, వాడికి బ్రతుకున్నంతకాలం కనబడే ఈ లోకమే నిజం తప్ప నాస్తి పరయుమా అని, వాడికి పరలోకం అనేది లేదు సుమా. అలా లేనివాడు ఎక్కడికి వెళ్తాడండి గురుగారు అంటే యముడు చెప్తున్నాడు, పునః పునర్వసమాపద్యతే మే, వాడి మాటి మాటికి నా కోసుడైపోతాడన్నాడు. ఇక్కడ వాడు మాత్రం మావాడు, మా లోకాలకి రావాల్సిన వాడు. ఎప్పుడు మాటి మాటికి, వాడు ఇక్కడికి వస్తాడు, యాతనలు పడతాడు, మళ్ళీ భూమి మీదకి వస్తాడు, ఈ పాప సంస్కారం వల్ల మళ్ళీ పాపం చేస్తాడు, మళ్ళీ వాడు పెర్మనెంట్గా ఇష్టం. కొందరు అప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ ఏదో పని చూసి మళ్ళీ జైలుకి వెళ్తూ ఉంటారు వాళ్ళకి అదే చక్కగా అదే చోటు అయిపోతూ ఉంటుంది. కనుక వీడు పునః పునః, మాట ఎంత అందంగా చెప్తున్నాడండి, పునః పునః వసమాపద్యతే మే అన్నారు. అలాగే వేదంలో కూడా వైవస్వతం సంగమనం జనానాం అని ఒక మంత్రం వస్తుంది. వైవస్వతంటే యముడు, ఈ జనులందరూ, ఇది ఎక్కువ భాగం ఇదేలండి. యమలోకంలో ఉన్నంత బిజీట చంద్రలోకంలో ఉండదుట, అదొక అవస్థ. ఏం చేస్తాం? అయితే ఈ విషయము, యముడు ఈ విషయము ఏ విధంగా అయితే ఉపనిషత్తు చెప్పిందో అదే విషయాన్ని స్మరంతి చ, తర్వాత సూత్రం చూడండి, స్మరంతి చ, స్మరంతి చ అని ఎక్కడ వచ్చినా స్మృతులు ఎందు కూడా అని అర్థం అన్నాడు. స్మరణ అంటే స్మృతి, శృతి ప్రమాణం చూపించాడు. శృతి ప్రమాణం అంటే నచకేత యమ సంవాదం స్మృతి ప్రమాణం, శృతి ప్రమాణం. ఇప్పుడు స్మృతి ప్రమాణం, స్మృతికారులైనటువంటి వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు? మనువు, వ్యాసుడు మొదలైన వారందరూ చెప్పారు. అందుకే మను, వ్యాస ఇత్యాదయ అంటారు శంకర భగవత్పాదులు వారు. అంటే స్మృతిని ఎంత గౌరవిస్తున్నారో చూడండి. ఎవరు? అటు సూత్రకారుడు, ఇటు భాష్యకారుడు, ఉభయులును. అది శృతి స్మృతి పురాణానం మళ్ళీ అనుకోవాల్సింది. పైగా అపిచ సప్త, ఇంకా నరకాలెన్ని? మరి ఆ గతి చెప్పినాడు, ఈ గతి చెప్పాలి కదా. అయితే దీని గురించి అంత వివరించలేదు, ఎందుకు అంత అలవాటు అయిన చోటు గురించి చెప్పడం ఎందుకు, అలవాటు కానీ దాని గురించి ఏదైనా ఆలోచించుకోవాలి. కనుక అపిచ సప్త అన్నాడు. రౌరవాది నరకాలు మొత్తం ఏడు ఉన్నాయి ప్రధానంగా అని. అయితే దీన్ని ఇంకా లెక్కలు పెట్టి దాంట్లో సబ్ డివిజన్స్ చూపిస్తే 21 దాకా చెప్పింది భాగవతం. కనుకనే మొత్తానికి అవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఆ నరకాల్లో అనేక మంది చిత్రగుప్తాదులందరూ ఉంటారు కదా, అంటే అన్నిటికీ యముడే అధికారం కనుక ఆయన మాటతోనే చెప్పుకుంటే చాలన్నాడు. ఇక్కడ తత్రాపి తద్వ్యాపారాద విరోధ, అది యమ వ్యాపారం కింద చెప్పాలి, అయిన వాళ్ళందరినీ చూసుకునే పని ఆయన. అయితే ఇక్కడ గమనించవలసింది విద్యాకర్మణోరితితు ప్రకృతిత్వాత్ అని. అంటే ఇక్కడ రెండు యానములే చెప్పారు కదా, మూడో దాని గురించి చెప్పలేదు కదా శాస్త్రములో. రెండు యానములు అంటే దేవయానం, పితృయానం. ఇప్పుడు ఈ మూడు నరకం అది ఏమిటి అంటే వాళ్ళకి యానమే లేదు పోన్నాడు. ఇక్కడ రెండు యానములు ఉన్నాయంటే విద్యాకర్మణ, విద్యాకర్మణ, విద్యకి కర్మకి రెండు మార్గములు ఉన్నాయన్నాడు. ఇక్కడ విద్య అంటే ఉపాసన, అది గుర్తుపెట్టుకోండి. విద్య అంటే ఉపాసన, కర్మలు అంటే ఇష్టప్రాప్తి కోసం, అనిష్ట పరిహారం కోసం మనం చేసే శృతి స్మృతి చోదితమైన కర్మలు, శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు. ఇవి ప్రతి వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. తర్వాత గతికి బాగుండడం కోసం ఏ దానమో ధర్మమో చేసుకుంటూ ఉంటారే, ఇవి శ్రౌత స్మార్తాది కర్మలు. ఇవి ఇంకోటి విద్యలు, విద్యలు అంటే ఉపాసనలు. కనుక ఈ రెండిటికి సంబంధించినవి రెండు యానములు. అంటే విద్యల వల్ల, విద్యలకి యానము దేవయానము, కర్మలకి యానము పితృయానము. ఇప్పుడు చెప్పినది పుణ్యజీవులు వెళ్ళేటువంటి మార్గం, తిరిగి వచ్చేటువంటిది ఆ పితృయానమే సుమా అని చెప్పారు. మరి మూడవ దాని గురించి చెప్పలేదా ఉపనిషత్తు? అది ఒక మార్గము లేదా అంటే దానికి గతి లేదనే చెప్పాలి, దుర్గతి అది. గతి ఏమి చెప్తాం ఇక్కడ? వేత్త యథాసౌలోకో న సంపూర్యతే. పైగా పంచాగ్ని విద్యలో ప్రవాహనుడు ఇంకో ప్రశ్న వేస్తాడు చివరిది. ఆ చంద్రం ఇంతమంది వెళ్ళిపోతూ మళ్ళీ వస్తున్నారు కదా, ఆ చంద్రలోకం ఎప్పుడు చాలా ఖాళీగా ఉంటుందండి, స్పేషియస్గా ఉంటుందిటండి. జనాభా ఎక్కువైపోయారు కానీ కొంతమంది అక్కడ పంపిస్తే బాగుండు అనుకుంటే మనం చంద్రుడి మీదకి పంపించేమో విమానం, కానీ ఆ చంద్రలోకం వేరు. ఇక్కడ వర్ణించే చంద్రలోకం, ఈ చంద్రశబ్దం కలిసింది కనుక రెండు ఒకటని చెప్పకూడదు ఇక్కడ, అవునా లేదా? కొన్ని ఎక్కడో మనకి ఎక్కడో అమెరికా వీధి పేరు ఉన్నటువంటి వీధి ఒకటి ఉంటుంది మన ఇండియాలో కూడా, అది పెట్టుకుని అక్కడ ఉన్నదని చెప్పడానికి లేదు కదా, అది ఇది ఒకటే అని చెప్పను. అలాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. కనుక చంద్ర అనేది మన శాస్త్ర ప్రకార వర్ణంలో సూర్యుడికి పైన కూడా ఒకటి ఉన్నది, ఆ స్థితిలో ఒక దివ్య భూమికి ఉన్నది. అక్కడ చంద్రశబ్దంలో వాడకం ఏంటంటే రసత్వ స్థితి, రసం అంటే ఆనందానుభవం, ఒక ఆనందమయమైన లోకం. ఏ ఆనందం అది? బ్రహ్మానందమయం మాత్రం కాదు అది, అది ఇతర లోకముల్లో దొరికే ఒక ఆనంద భూమికను వర్ణించినప్పుడు చంద్రశబ్దం వాడారనుకోవాలి. ఆ చంద్రలోకంట యథ అసౌ లోకో న సంపూర్యతే, అది ఎప్పుడు నిండబడదు ఎందువల్ల అని అడిగాడు ఆయన ప్రవాహనుడు. ఈయన చెప్పలేబడిగితే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు సమాధానం, ఎందుకు నిండదో తెలుసా అన్నాడు. ఎందుకంటే అథేత యోపథోహో న కతరేణ చనతా నీమాని క్షుద్రాని అసకృదావర్తీని భూతాని భవంతి జాయస్వ మ్రియస్వేత్యేత తృతీయం స్థానం తేనాసౌ లోకో న సంపూర్యతే. ఇది ఈ మంత్రం ఛాందోగ్యంలో కనబడుతుంది. అంటే ఈ రెండు మార్గాల్లో దేని గుండా కూడా పోయే యోగ్యత లేని వాళ్ళు మూడో వాళ్ళు అవుతారు అన్నాడు. ఇక్కడ రెండు మార్గాల్లో దేని గుండా కూడా వెళ్ళే యోగ్యత లేదుట. అయితే మీరు సత్కర్మలు చేశారా? ఇదో గతి. అందుకే శాస్త్రం మూడింటికి ప్రధానమైన స్థానం ఇచ్చింది, కర్మకి, ఉపాసనకి, జ్ఞానమునకు. మూడింటికి ఎందుకు ఇచ్చింది? ఈ మూడు ఎందుకంటే పతనం కాకుండా ఉండడానికి కాపాడేది. మొదటిది మనం తక్కువ అనుకుంటాం, జ్ఞానం ఎక్కువ అనుకుంటాం. వాస్తవానికి అది నిజమైనప్పటికీ కూడా ఆ ఎక్కువైంది మనకేమో రెడీగా సిద్ధంగా ఉందా? మనం తక్కువ అంటున్న మాటకు మాత్రం మనం రెడీగా సిద్ధంగా ఉన్నామా? మనం సిద్ధంగా ఉండొచ్చు కానీ యోగ్యత ఉందా? ఎవడికి ఇప్పుడు స్టార్ హోటల్లో భోజనం పెడతారంటే ఎవరు సిద్ధంగా ఉండరండి? సిద్ధంగా అందరూ ఉంటారు పక్కవాడు పెడతాడంటే. కానీ వీడు వెళ్ళి తినే యోగ్యత వీడికి ఉందా లేదా, అక్కడ డబ్బు పెట్టి అనేది చూసుకోవాలి కదా. కనుకనే కబుర్లు ఏమిటి, స్థితి ఏమిటి, రెండింటి గురించి ఆలోచించాలి. తెగ పాపకర్మలు చేస్తూ ఈ స్వర్గాది లోకాలు కూడా శాశ్వతం కాదట, ఇంకా పైన ఏదో ఉందిటా అంటూ ఉంటాడు. అక్కడికేదో పాపం ఇంద్రుడు మన రాక కోసం తప్పించిపోతున్నట్టు. అది పొందడం కూడా చిన్న విషయం కాదు. అలాంటి సదాచరణతో కూడిన సత్కర్మ చేస్తూ నింద్యకర్మలు విడిచిపెడుతూ ఉండాలి. సత్కర్మాచరణ ఎంత అవసరమో నింద్యకర్మల్ని విడిచిపెట్టడం అంత అవసరం. అందుకే నో ఇతరాణి అని మాటల్లో విధి నిషేధములు రెండు చెప్పింది కదా, ఇది చెయ్యు అది చెయ్యకు. అలా జీవించి సత్కర్మలు ఆచరిస్తూ శాస్త్రబద్ధమైనటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి వాడు మాత్రమే ఆ స్థితికి వెళ్తాడు వాడు. అది ఇక దేవయాన మార్గంలో వాళ్ళు వెళతారు. మీరు మిగిలిన వాళ్ళు అంటే అథైతయో పథో న కతరేణ, అంటే ఈ రెండు మార్గాల్లో ఏ ఒకదాని గుండాను పోనట్టి క్షుద్రాణి. ఇక్కడ వాడిన శబ్దం ఉపనిషత్తు చాందోగ్యంలో ఇది. క్షుద్రులు వాళ్ళు అసకృదావర్తీని భూతాన్ని భవంతి జాయస్. అసకృదావర్తీని, అసకృత్ అంటే ఒక్కసారి కాదు, మాటి మాటికి పుడుతూ చస్తూ ఉండే ప్రాణులు. ఈ రెండు గతులు లేని వాళ్ళు మాటి మాటికి పుడుతూ చస్తూ ఉండేవాళ్ళు. కనుకనే వీరు మూడవ మార్గాన పోతారు అన్నాడు. యమాది లోకాలకు వెళ్ళడం, మళ్ళీ పుట్టడం, ఇది వీళ్ళ యొక్క విషయం. అందుకే ఈ వీళ్ళే ఎక్కువ గనక, వాళ్ళు తక్కువ గనక, ఈ తక్కువైన వాళ్ళు కూడా అక్కడ అనుభవించి మళ్ళీ దిగిపోతూ ఉంటారు గనక ఆ లోకం ఎప్పుడూ నిండదునైనా పూర్తిగా అన్నాడు. చంద్రమస లోకం పాపం ఎముడి బీజీ తలుచుకుంటే మనకు చాలా బాధ వేస్తుంది, దానికి శక్తి ఉన్నది సంతోషం. నా తృతీయే తథోపలబ్ధేహే, మళ్ళీ ఒక సూత్రం ఇది. అంటే మూడవదైన మార్గంలో పోయే వారికి ఈ ఉపలబ్ధి లేదు. ఏ ఉపలబ్ధి? ఈ ఆహుతుల ద్వారా వస్తారనే నియమం వాళ్ళకి వర్తించదు సుమా అన్నారు. అయితే పుణ్యములు చేసినటువంటి వారే ఈ ఆహుతుల ద్వారా వచ్చి పుణ్యమైన జన్మలు పొందుతూ ఉంటారు. వాళ్ళ గతుల్లోనే తిరిగి జన్మించడంలో వాళ్ళకి విధమైనది ఉంది. ఎవరికి? పుణ్యగతులు వాళ్ళకి. ఇది చెప్పేటప్పుడు మొత్తం ఐదు తీసుకోవలసిందేనా, ఈ ఐదు భూమికల్లోంచి రావాల్సిందేనా పుట్టుక అనేటువంటిది, ఆకారం అనేటువంటిది? అలా లేకుండా ఏదో ఒక భూమికి దగ్గర నుంచే పుట్టుక తీసుకోవచ్చు కదా అంటే కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో సాధ్యమవుతుంది అన్నాడు. ఏ సందర్భాల్లో అంటే పురుషుడు యందు అన్నము ప్రవేశించి తద్వారా స్త్రీ యందు ప్రవేశించి అనే భూమిక లేకుండా ఆ మూడో భూమికలోంచే జన్మించేటువంటి అవకాశం ఉంటుందా అంటే సామాన్యము కాదు, అది విశేషంగా అప్పుడైనా జరగచ్చు. సామాన్యం అంటే జనరల్ కాదు, ఎక్కడో విశేషంగా జరగవచ్చు. ఎక్కడైనా జరిగిందా అంటే స్మర్యతే పిచ లోకే అన్నాడు. ఇక్కడ అది స్మర్యతే, మళ్ళీ స్మృతుల్లో తెలియబడుతుంది కదా లోకంలో ప్రసిద్ధిగా అన్నాడు. మళ్ళీ ఏమిటవి అంటే మనకి ద్రోణుడు, ద్రౌపది, దృష్టజ్యుమ్నుడు, సీతమ్మ వీళ్ళ పుట్టుకల గురించి వృత్తాంతాలు చూస్తే వాళ్ళు అయోనిజలు అని ఎందుకన్నారో తెలిసింది, తెలుసుకోవాల్సింది. ఇలాంటి సృష్టి కూడా ఒకటి ఉంటుంది అని. అంటే ఆ జీవుల యొక్క స్థితి బట్టి, వారి యొక్క తేజస్సు బట్టి వారు మళ్ళీ పురుషుల్లో ప్రవేశించి పురుషుడి ద్వారా స్త్రీయోని యందు ప్రవేశించి పుట్టవలసిన అవసరం లేదు, వాళ్ళు అయోనిజలు. అలాగే ద్రోణుడు గురించి, ద్రౌపది, దుష్టజ్యుమ్నుడు వీళ్ళ పేరుని ఉటంకించారంటే స్త్రీ పురుష సంయోగం లేకుండానే పుట్టినటువంటి వారు. కనుక ఆ నియమం కొందరి పట్ల సడలింపబడుతుంది అనే ఈ సంఖ్యా నియమం గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఇతర జీవులు ఇలాగే రావాలని లేదు కదా ఈ ప్రస్తావన పూర్తయింది. ఇప్పుడు తర్వాత విషయం గురించి వివరిస్తున్నారు. ఈ దిగిరావడం అనేది ఎలా జరుగుతుంది? వాడు జులోకం నుంచి పర్జన్యంకి ఇలా వస్తాడు కదా, దిగినప్పుడు పర్జన్యంగా మారతాడా లేక ఆ తర్వాత మళ్ళీ వాయువుగా పృథ్వీగా మారతాడా? అంటే అలా మారడయ్యా, సాదృశ్యాన్ని పొందుతాడు దాని వలె అన్నారు ఇక్కడ. పర్జన్యము వలె కనుక ఆ విధమైన స్థితి వలె కిందకు దిగుతాడు, అదే రూపం ధరిస్తాడు కదా. అయితే మళ్ళీ ధాన్యంలో ప్రవేశించి ధాన్యము ద్వారా పురుష గర్భంలో ప్రవేశిస్తున్నారు కదా, అంటే ధాన్యం అనేది కూడా ఒక జన్మే కదా. బాగా చాలా చక్కగా అడిగారండి. అన్యాధిష్ఠితేషు పూర్వవ్యభిలాపాత్ అనేటువంటి అధి సూత్రంతో అన్యాధిష్ఠితాధికరణంలో చెప్తున్నాడు ఇక్కడ. వ్రీహి యవాదులు అంటే ధాన్యం యొక్క రకాలివి, వాటిలోకి వచ్చి తద్వారా పురుషుడు వాటిని ఆహారంగా స్వీకరిస్తే దాంట్లోకి ప్రవేశిస్తాడు జీవుడు అని చెప్పారు కదా. వ్రీహి యవాది జన్మలు చాలా నీచమైన జన్మలు కదా, అది పొందినట్టు అయిపోయింది కదా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే చెట్లు చేమలు ఇవి కూడా క్రింది జన్మలే, వృక్ష జన్మలు, తర్వాత తిరియక్ జన్మలు, తర్వాత మనుష్య జన్మలు. మన భూమి యందు చూసే వాటిలో ఈ మిగిలిన వాటికంటే మనుషుడు పూర్ణుడు గనక భూమి యందు వీడినే పురుషుడు అన్నారు, వాటికంటే వీడు పూర్ణుడు గనక, అందువల్ల చెప్పబడుతుంది. కనుకనే వీడు అప్పటికే భూమి యందు దిగి ఆ ధాన్యాదుల రూపంలో వస్తున్నాడు అంటే ధాన్యాదులుగా వాడు పుట్టి క్షుద్రత్వం పొందినట్టే కదా అన్నాడు. ఇక్కడ మంచి ప్రశ్నే కదా, గట్టిగా ఆలోచిస్తే మళ్ళీ మానవుడు కావాలంటే వాడు ధాన్యముగా పుట్టలేదు అన్నాడు. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ధాన్యాదుల్ని కేవలం అతడు అంటుకుంటాడు అన్నాడు. ఇక్కడ వాటిని ఆశ్రయిస్తాడట, అందుకే ఆ స్థితిలో భోగం లేదు పురుషుడికి అన్నాడు. ఇక్కడ జీవుడికి ఎందుకంటే స్థితిలో భోగం ఉండదు, శరీరం ఉంటే కానీ భోగం లేదు కదా, వీడి శరీరం లేదు అక్కడ. ఆ సూక్ష్మముగా దిగొచ్చాడు, దాన్ని అంటి పెట్టుకున్నాడంతే. అది మనం ఏదైనా తినేటప్పుడు పదార్థం దానికి అంటుకుంటే తింటాం, కానీ అంటిన పదార్థం ఈ పదార్థానికి సహజంగా లేదు. అదేవిధంగా ఈ ధాన్యాదుడు అత్యంత సూక్ష్మరూపంగా దానితో పాటు ఉంటాడు, అలా పుడతాడని కాదు, అప్పటికే పుట్టి ఉన్నటువంటి ధాన్యాదుల్ని ఆశ్రయించుకొని తద్వారా ఈ గర్భంలో ప్రవేశిస్తాడు. ఇది ఇక్కడ వివరించారు, అలా వస్తాడు. దీనితో మనం పరిశీలించితే జీవుడు ఏ విధంగా ఇతర లోకముల్లో సంచరిస్తాడు. ఈ వర్ణన ఎంత ఎందుకు చేశారండి, గొప్ప ఆలోచన. పుణ్యకర్మలు చేస్తే ఈ లోకాలకు వెళ్తారు, కానీ చిత్రం ఏంటంటే గొప్ప మాట, నాతి చిరేణ విశేషాత్ ఈ మాట ఒకటి ఉన్నది. అది ఎలా దిగొస్తాడు, నా అతి చిరేణ, చాలా ఎక్కువ కాలం అక్కడ ఉంటాడు ఏం చెప్పలే ఉంటా, కొద్ది కాలం తోటి దిగిపోతాడు అంతే. ఎన్ని పుణ్యాలు చేసామని కనుక వెంటనే నా అతి చిరేణ దిగిపోతాం, ఇది గతి అండి. ఇప్పుడు రెండు గతులు బాగా అర్థం చేసుకున్నాం కదా, ఏవి, దుర్గతి సద్గతి రెండే. ఉపాసన విషయం ఇప్పటి నుంచి చెప్పం, మొత్తాన్ని పుణ్యలోకంలోకి వెళ్ళడం తిరిగి ఎలా రావడం ఇదంతా కూడా పంచాగ్ని విద్యలో చక్కగా ప్రస్తావన చేయబడుతున్నది. అయితే ఇదంతా చెప్తూ ఈ చెప్పడానికి ముందే శంకరులు ఒక మాట రాశారు, దీన్ని బట్టి మనం ఒకటి ఏ పుణ్యం చేస్తే ఏ లోకానికి వెళ్తామో చెప్పండి లిస్ట్ రాసుకుంటాం. ఆ లిస్ట్ ఉపనిషత్ కాడు చెప్పలేదు, ఎందుకంటే అనవసరం అని ఆయనకి. ఎందుకంటే చెప్పబోతున్నది జ్ఞానానికి సంబంధించిన ప్రకరణం, జ్ఞానానికి సంబంధించిన ప్రకరణంలో పనికిమాలిన అంశములన్నీ తీసుకురారు. జ్ఞాన సాధనలో ఉండవలసిన ప్రధాన దృష్టి ఏంటంటే ఇహాముత్రార్థభోగ విరాగం, ఇది చాలా ప్రధానం. ఐహిక సుఖాల మీద ఎంత విరక్తో పరలోక సుఖాల మీద కూడా అంత విరక్తి. విరక్తి చెందవలసినటువంటి విషయంపై వివరాలు ఎందుకు అని ఒకటే మాట. ఇక్కడ మనకేదో విదేశం గురించి ఎవరికి పడిచి ఆ దేశానికి వెళ్ళనండి అన్నావు, సరిపోయింది, ఇంకా దేశంలో ఎక్కడే ఉంటాయో చెప్తారా అని అడగచ్చా? నువ్వు దాని మీద విరక్తితో వెళ్ళని చెప్పేసావు, ఎప్పుడు ఇంకా దాని డీటెయిల్స్ నీకెందుకు? అందుకే ఇవి జ్ఞానమార్గ సాధకుడికి ఒక ఇన్ఫర్మేషన్గానే చెప్పారు. ఎందుకు చెప్పారయ్యా అంటే శంకరులు ఉపోద్ఘాతంలో ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే, తత్ర ప్రథమే తావత్పాదే సంసారగతి ప్రభేద ప్రదర్శతే. ఇక్కడ ఈ తృతీయాధ్యాయంలో మొదటి పాదంలోనే సంసార గతిలోని భిన్నమైన పద్ధతులు చెప్పబడుతున్నాయి. ఎందుకు చెప్పబడుతున్నాయి అంటే వైరాగ్య హేతోహో, వైరాగ్యం కలిగించడం కోసం అని. మొత్తాన్ని కూడా తెలిసిపోయింది, పాపాలు చేస్తే ఆ దుర్గతి, పుణ్యాలు చేసినా ఇలా పోతూ రావడమే, దీనికంటే అతీతమైందేదో ఒకటి ఉందన్నమాట, దానికోసం ప్రయత్నించాలన్నమాట, ఇది కలగాలన్నమాట, అందుకోసం మాట చెప్పారన్నమాట. అందుకే సంసారగతి ప్రభేద ప్రదర్శతే వైరాగ్య హేతోహో. ఎందుకయ్యా ఈ లోకములన్నిటి గురించి వర్ణించారు మీరు అంటే వైరాగ్యము కలుగుటకై. అది అందుకని ఇదేదో బాగుంది, కొన్ని పుణ్యాలు చేస్తుంటే మేము చంద్రాది లోకాలకు వెళ్ళే సుఖపడతాం అంటే ఏం తప్పేం లేదు, మన అర్హత అంతవరకే. సత్కర్మలు చేసుకుంటూ పుణ్యలోకాలను అనుభవిస్తూ మళ్ళీ పుడుతూ వెళుతూ ఉంటే ఈ సత్కర్మ వాసన ప్రభావం చేత ఏదో ఒక జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఆ పుణ్యముల యొక్క ప్రభావం చేత కొంచెం భగవంతుడి మీద మనస్సు వెళ్ళవచ్చు మళ్ళవచ్చు. కనుకనే తప్పని అనం, కానీ అది గొప్పదేం కాదని తెలుసుకున్న వాడు మాత్రమే వేదాంత విచారణ గర్హుడు. ఇది తెలుసుకోండి, అది గొప్పదని తెలుసుకున్నవాడు మాత్రమే వేదాంత విచారణ గర్హుడు. ఇక్కడ ఆపేస్తున్నాడు ఆయన, మా కర్మగతులతో వచ్చే పుణ్యలోకాలు చాలండి అంటే అయితే మీరు ఇక్కడ తాగిపోవచ్చు, మీరు తర్వాత ఉపాసనలు సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ చర్చ ఇవన్నీ అక్కర్లేదు, కేవలం ఈ కర్మగతికి అర్హత వాటి కోసం అంటే ఇతర లోక సుఖలాలస ఇహలోక సుఖలాలస, ఇక్కడ సుఖపడాలి అక్కడ సుఖపడాలి. కొంతమంది ఇక్కడ కష్టపడితే పడ్డాం కానీ అక్కడ సుఖపడదాం అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు తక్కువలేండి ఈ రోజుల్లో. ఎందుకు, మరో లోకం ఉందో నమ్మకమే లేదు కనుక. ఏదైనా ఇక్కడే పొందియాలని, ఇక్కడే పొందియాలి, నాకు ఒక లోకం లేదు నా దృష్టిలో ఒక లోకం లేదు అనుకున్నవాడికి మాత్రం ఒక లోకం రెడీగా ఉంటుందిట. ఏది, నరకం. యముడు చెప్పాడు అక్కడ, వాడికి అది ఎలాగూ రెడీగింది, వీడు లేదనుకున్న అది సిద్ధంగా ఉంటుంది. ఇంకా వీడి నయం ఎప్పటికైనా మరొక ఉపాధి వస్తుంది వీడికి. వాడు మళ్ళీ సత్కర్మలు చేయాల్సిందే. అదే అక్కడ పక్కనే దుష్కర్మలు చేస్తే యమలోకానికి పోతామంటే సత్కర్మలు చేస్తే పైలోకాలకు పోతాం. తర్వాత జన్మల్లోనే పెద్దవాళ్ళు ఆశ్రయించేత సత్కర్మలు చేసే బుద్ధి వస్తే వాడు తరిస్తాడు అంతే. కానీ రెండు గతులు చూపించాడు మనకి. అందుకు వైరాగ్య హేతో, ఎందుకు ఈ ప్రమాణం అని చెప్తుంటే శాస్త్రం ఒక మాట చెప్తుంది, తస్మాత్ జుగుప్సేత. ఎంతమైన మాట అండి ఇక్కడ, తస్మాత్. ఇప్పుడు చేసిన వివరణ బట్టి జుగుప్సేత, జుగుప్స కలిగి ఉండు. ఎందుకంటే ఐక సుఖములు ఎంత క్షణికములో ఎంత వ్యర్థములో ఆరు రోజులు ఉపన్యాసం గట్టిగానే చెప్పేసింది మనకి. ఆరు రోజులు ఉపన్యాసం అక్కర్లే. ఇప్పటి వరకు మన జీవితం తర్వాత సుఖపడతా తర్వాత సుఖపడతా తోనే పండిపోయింది. ఇంకా తర్వాత కూర్చొని ఎక్కడ తతక్యం తతక్యమే. ఇదే పరిస్థితి. ఇక్కడ ఐకం ఎలాగో లేదు, పారలోకి పరిస్థితి ఇంత క్షణికం, ఇది తెలిసిపోయింది. కనుక తస్మాత్ జుగుప్సేత, వాటిని జుగుప్స కలగాలి. అంటే ఒక విధంగా బ్రహ్మసూత్ర అధ్యయనం మనకి జ్ఞాన సాధనల్ని బలపరిచేస్తుంది. ఇక్కడ జ్ఞాన సాధనలు ఉండవలసింది. నిత్యానిత్య వస్తు వివేకం గట్టిగా కలిగించేశాడు. ఆ తర్వాత ఇహాముత్రార్థ భోగ విరాగం, కనుక సాధన మొదటి నుంచే వేసుకుంటూ వెళ్తున్నాడండి. ఇప్పుడు ఆ తర్వాత ఇంతవరకు చెప్పాం కదా జీవుడు యొక్క పరలోక గతులు ఇప్పుడు చెప్పాయి. మరి సంసారగతో అది కూడా నిన్న కొంతమేరకు చెప్పాం, కానీ సంసారగతి ఎప్పటి పొజిషన్ ఏమిటి, ఇప్పుడు నీ అవస్థ చెప్తున్నాను వీని అంటున్నాడు ఇక్కడ. జీవస్య సంసారగతి ప్రభావ ప్రపంచిత ఇదానింతు తస్యేవ అవస్థాభేద. జీవుడికి సంసారగతి ఇంతవరకు చెప్పబడినది. సంసారం అంటే ఈహం పరం అయిపోయింది. ఇక్కడ ఇదానీంతు తస్య ఏవ అవస్థాభేద, ఇక్కడ ఈ సంసారంలో వాడి యొక్క అవస్థాభేదములు చెప్తున్నామని. వీడు అవస్థలు చెప్తాట. అవస్థలెన్ని? మూడే. అవస్థలెన్ని అంటే చెప్తాను ఉండండి, గుర్తు చేసుకుని మన కష్టాలన్నీ ఏకరవ పెట్టడం కాదు. మన అవస్థలు మూడే, జాగ్రత్త స్వప్న సుషుప్తులు. దీనిని నువ్వు అబ్జర్వ్ చేయి, నీకు విచారణ వచ్చేస్తుంది అన్నాడు. చాలా చాలా అది, కానీ అది మనం చెయ్యం. కలలు కంటాను, నేను రాత్రికి అలచ్చిందండి అని చెప్పుకొని వెళ్ళిపోతాం. కానీ ఒక్కసారి కూర్చున్న కళ ఏమిటి, బయట ప్రపంచాన్ని అయితే ఈ కంటితో చూస్తున్నాను, కళని ఏ కంటితో చూశాను, అప్పుడు కన్నేది, అది ఎవరు సృజించారు ఆలోచించామా? లేదు. కలకంటున్నంతసేపు ఐకం నాకు అనుభవానికి రాలేదే, ఇది ఎప్పుడు ఏమైపోయింది, అప్పుడు నాకు ఇది సత్యం కాదే. తర్వాత గాఢ నిద్ర పట్టింది, అప్పుడు రెండూ అసత్యమైపోయే, అసలు సత్య వస్తువేది? స్వప్నంలో అసత్యమైపోయిన బాహ్యం సత్యమా, లేక మెలకువలోకి వచ్చేసిన తర్వాత అసత్యమైపోయిన స్వప్నం సత్యమా, రెండూ అసత్యమైపోయినటువంటి గాఢ నిద్ర సత్యమా? ఒక్కసారి ఆ నిద్రలోకి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే సమాధానం చెప్పచ్చు ఇక్కడ. ఏది సత్యం ఇందులో, ఇది ఆలోచిస్తే తర్వాత విషయం వస్తుంది. కానీ ముందు నీ అవస్థలను చూడు. నీ అవస్థలను చూడట్లేదు, అవస్థలతో కలిసి బతికేస్తున్నా, క్వశ్చన్ చేయకుండా బతుకుతున్నావు అక్కడ. నీ అవస్థలను చూడు. కనుకనే ముందు దీని సంధ్యాధికరణం అంటారండి ఇక్కడ. సంధ్యే సృష్టిరాహహి అన్నాడు. సంధ్య, సంధ్య అంటే మన స్వప్నం అనే మాటకి అసలైన శాస్త్రీయ శబ్దం సంధ్య. అసలు స్వప్నమే స్వప్నం. స్వప్నం అంటే నిద్రపోవుట, ఇదే అర్థం. నిద్రపోవడమేనండి మన స్వప్నం, సుషుప్తి అని వ్యవహారంలో అంటున్నా, కానీ స్వప్నం అంటేనే నిద్ర. నిద్రలో రెండు అవస్థలు మనకి. అసలు నిద్ర అంటే గాఢ నిద్ర మంచిది, కానీ గాఢ నిద్ర అంత తేలిగ్గా పట్టదు. సరే, గాఢ నిద్రకి మెలకుకి మధ్యలో ఉన్న అవస్థని సంధ్యావస్థ అని అంటారు. ఈ సంధ్యావస్థనే మనం స్వప్నమని కలలని అంటున్నాం. కానీ స్వప్నావస్థకు మరొక పేరేమిటి, సంధ్యావస్థ. అందుకే సంధ్యే సృష్టి రాహహి అని సూత్రం మొదలు పెడుతున్నాడు. ఈ స్వప్నంలో సృష్టి ఒకటి జరుగుతోంది కదా అన్నాడు. సృష్టే కదా స్వప్న సృష్టి. ఈ స్వప్న సృష్టి ఎవరు చేస్తున్నారు, ఇది ప్రశ్నించుకోవాల్సింది. దీనికి సంబంధించి మనకి సయేష సుప్తేషు జాగ్రతి కామకామం పురుషో నిర్మిమాణ అనే ఉపనిషద్ మంత్రాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. నిర్మాతారంచైకే పుత్రాదయశ్చ అనే సూత్రంలో ఈ వివరణ వస్తున్నది. సయేషు సుప్తేషు జాగ్రతి కామకామం పురుషో నిర్మిమాణ, కఠోపనిషత్తులోని మంత్రం ఇది. దీని అర్థం ఏంటంటే ఇంద్రియాలన్నీ నిద్రించిన తర్వాత పురుషుడు రకరకాల పదార్థాలను సృష్టిస్తూ మేల్కొని ఉంటాడు. దీని అర్థం అది. ఇంద్రియాలను నిద్రించిపోయేటండి, ఇంద్రియాలేం పనిచేయట్లేదు. నిద్రలో పనిచేస్తున్నాయి ఇంద్రియాలు, ఏవో ప్రాణాదులు వ్యవహారం విడిచిపెట్టేయండి, కానీ బాహ్యమును గ్రహించే ఇంద్రియాలు ఇవి పనిచేయడం లేదు కదా. ఇవన్నీ నిద్రపోయి ఒకడు మాత్రం లేచి ఈ సృష్టి అనేది చేస్తూ ఉంటాడు లోపల. వాడు ఎవడయ్యా అంటే పురుష. ఎవడా పురుషుడు, జీవుడా ఈశ్వరుడా, ఇదో ప్రశ్న. ఎందుకంటే అద్భుతమైన సృష్టి కదా స్వప్నం కూడా సామాన్యమా అంటే అది జీవుడే ఆ సృష్టి చేస్తున్నాడు, ఈశ్వరుడు సృష్టి కాదది, ఇది చెప్పారు. అయితే ఈ సృష్టి ఎలా జరుగుతుంది అంటే మాయామాత్రంతో కాస్నే నాన్ అభివ్యక్త స్వరూపత్వాత్, అది లేని సృష్టి అన్నాడు. ఇక్కడ స్వప్నం ఉందా, స్వప్నం, స్వప్నంలో పదార్థం ఉందా ఏమనుందా లేదా, స్వప్నం కంటున్న సేపు ఉందనుకున్నాం కానీ బయటకు వచ్చి నీకు తెలుసు స్వప్నం అంతా మాయా సృష్టియే, ఎందుకంటే బాహ్య జగత్తు వలె దాని అస్తిత్వం లేదు. అయితే కొందరు బాహ్య జగత్తు కూడా స్వప్నము వంటిదే అనే మాట ఎప్పుడు పరమార్థ దృష్టితో మాట్లాడినప్పుడు అదాన్ని దీని కలపద్ది దయచేసి, ఈ కళ ఆ కళ ఒకటే ఇది ఒక, అయితే ఇది నిద్రలో మనకి పురుషజీవుడు చేసిన కళ, బయటతో ఎవడి కళ? ఇది సత్యం అనుకునే భ్రాంతిని ఉద్దేశించి ఇక్కడ స్వప్నము వంటిది అన్నారే తప్ప బయట ఉన్న జగత్తు స్వప్నము కాదు, అది మిథ్య వేరు స్వప్నం వేరు. చాలా జాగ్రత్తగా ఆలోచించిన విషయాలు లేక ఈ కళ బయటది ఒకటే అన్నట్టు, నీ కళలో పరిమితులు వేరు, దానికి దేశకాల అవధులు లేవు. ఇంత నువ్వు అక్కడే నిద్రపోతున్నావు, నువ్వు పెద్ద అడవులను చూసావు, ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు కనిపిస్తున్నాయి, రథాలు గుర్రాలు రథ మార్గాలు అన్నీ కనిపిస్తున్నాయి నీకు అక్కడ, ఎక్కడ అల్ప ప్రదేశంలో, అది మాయికాకి ఇంకేమిటి? ఇక బాహ్యమైన దాని గురించా, అది స్వప్నము వంటిది పరమార్థ దృష్టిలో. వ్యవహార దృష్టిలో మాత్రం ఇది జగత్తే, కానీ వ్యవహార దృష్టిలోని మీరు ఆలోచించినప్పటికీ కూడా స్వప్నము మిథ్యేయని మీరే ఒప్పుకుంటున్నారు బయటకు వచ్చాక, అది వ్యవహారత మాట్లాడేటప్పుడు. ఎందుకంటే స్వే శరీరే యథాకామం పరివర్తతే అని బృహదారణ్యకంలో మాట అన్నది, అంటే తన శరీరంలో తన ఇష్టం వచ్చినట్లు విగ్రహిస్తున్నాడు ఎవడు? జీవుడు. కనుక వాడు చేస్తున్న పని ఇదంతా కూడా. కానీ స్వప్నం అసత్యము మాయా మాత్రమే, ఎందుకంటే అది వీడు తన యొక్క వాసనల వలన చేసుకుంటున్నటువంటి సృష్టి ఇది మాత్రమే. మరి జీవుడు ఈశ్వరుడు ఒకటే అన్నమాట మేమిప్పుడు కొన్ని విషయాలు ఒప్పుకుంటున్నామని అన్నాడు ఎవడు? పూర్వపక్షి. అంటే మన దారికి వచ్చాడు అనుకోవద్దు, వాడిది ఎప్పటికీ పెడదారే వాడిది. వాడు ఏమంటున్నాడు చూడండి, పరమేశ్వరుడు పరాభిధ్యానాత్తు తిరోహితంతతో హ్యస్య బంధ విపర్యయౌ, ఇది సూత్రం. దీని అర్థం ఏంటంటే ఈశ్వరుడు సంకల్పం మాత్రం చేతి సృష్టి అంతా చేస్తున్నాడు అంతే, ఆయనకి ఏం ఉపకరణము లేవు, సంకల్పము ఉపకరణం, సంకల్పం నుంచే అన్ని ఆయనకు. ఐక్షత, ఐక్షత అనే మాటకి అకామయత ఐక్షత, ఈ మాటకు అర్థమేమిటి? సంకల్పించాడు అని సంకల్పించిన వెంటనే ఆత్మన ఆకాశ సంభూత ఇత్యాదులని కలిగి సంకల్పం మాత్రం చేత ఈశ్వరుడు ఈ సృష్టినంతా చేశాడు. అలాగే ఈ జీవుడు కూడా ఈశ్వరాంశే గనక ఈ జీవుడు సంకల్పం మాత్రం చేసి స్వప్న జగత్తును సృష్టిస్తున్నాడు కదా, అది ఇది ఒకట్లాంటిదేనా అన్నాడు. కాదు అని ఇక్కడ వివరించింది, మాయా మాత్రంగా ఉన్నది, ఈశ్వర సంకల్పం వీడి కారు. మరి ఈశ్వరుడే చైతన్యమే జీవుడిదని మీరు చెప్పారు కదా, ఉపాధులన్నీ నిద్రించే కదా, వాడి సృజించాడు కదా, ఎలాగి రెండు ఇప్పుడు ఒకటి కాదు అంటున్నారంటే ఇక్కడ మాట చెప్పాడు, జీవుడు ఈశ్వరుడు పరమార్థ దృష్టితో ఒకటే అయినప్పటికీ వ్యవహారమునందు భేదముంది గనక వాడి అధ్యాస చేత అవిద్యాదుల చేత ఉపాధితో తాదాత్మ్యం చెంది ఉన్నంత వరకు వీళ్ళు ఈశ్వర శక్తి తిరోహితం అవుతుంది. ఇక్కడ ఈ మాట చక్కగా వేశాడు, తిరోహితం. తిరోహితం అంటే తెలియబడదు, బయటపడదు. మన లోపల ఉన్న శక్తి ఏమనుకున్నారు? అఖండమైన ఈశ్వర శక్తి ఉంది మనలో, ఒప్పుకుంటావా? అసలు నువ్వు ఈశ్వరుడు ఒకటే అంటేనే మనకు అనుభవంలో ముడివేసేస్తాం. నేను ఫలానా పేరున్న నేను, ఏమీ చేతకాని నేను, రేపేం జరుగుతుందో తెలియదు, నేనేమిటి, సర్వజ్ఞుడు సర్వకర్త అయిన పరమేశ్వరుడు ఏమిటి, అలా కలిపి చూస్తే మాత్రం భేదం ఉందండి. అలా అనుకుంటున్నంతకాలం భేదం ఉన్నది. ఒక్క చైతన్య దృష్టితోనే కదా అది మనం మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. కనుక ఇప్పుడు నువ్వు స్వప్నం అనేటువంటిది ఉపాధుల అధ్యాసతో కలిసి చేస్తున్నదే తప్ప ఉపాధులకు అతీతంగా చేసింది లేదు. ఉపాధులతో అధ్యాస ఉన్నప్పుడే గరు జరుగుతుంది. ఉపాధితో అధ్యాస ఉన్నంత కాలం జీవుడు అల్పజ్ఞుడు పరిమితుడు అవునా లేదా? వాడు స్వతహాగా చైతన్యం ఈశ్వర చైతన్యమైనా దీనితో కలిసిపోయిన వల్ల మనం చెప్పుకున్నట్టు మీరు కలశంలో తీసుకొచ్చిన లేదా సీసాలో తీసుకొచ్చిన గంగతో వరదలు సృష్టించగలరా? ఒకటే ప్రశ్న ఇక్కడ. సీసాతో తీసుకొచ్చిన గంగ వరద సృష్టిస్తుందా? మరి ఇది గంగ అదే గంగ అండి అంటే అది అఖండమైన అసలు గంగ, ఇది పరిమితమైన గంగ, ఇక్కడ రెండూ గంగే అలా ఉన్నదనమాట. పరిమితమైన ఉపాధి అధ్యాస వల్ల దీనికి శక్తి లేదు అంతే, అది ఇక్కడ విషయం. ఆ గంగ పంటలు పండిస్తుంది, ఇది గొంతు తడుపుకోవడానికి కూడా సరిపోవట్లేదు, అంత తేడా ఉన్నదా లేదా? ఎందుకు ఉపాధి అధ్యాస? కనుక ఉపాధి యొక్క తాదాత్మ్యం చేత ఉన్నటువంటి జీవుడు అల్పజ్ఞుడై ఉన్నాడు, అందుకు వాడిలో శక్తి అంతర్హితమయ్యినది, కనుకనే వాడు సాధన చేస్తే ఇక్కడ అది వచ్చిందనమాట. అందుకే ఆధ్యాత్మిక సాధన గురించి కొంచెం నేను మరీ వేదాంతం దాకా ఇప్పుడు వెళ్ళి పెద్ద తలలు బద్దలు కొట్టించే పని ఇప్పుడు చేయని ఈ క్షణం, ఇక్కడ ఒక్కటి ఆలోచించుకోండి. ఆధ్యాత్మిక సాధన అంటే ఎక్కడో ఉన్న శక్తిని ఇక్కడికి లాక్కు రావడం కాదు, నీలోనే ఉన్న అఖండ శక్తిని జాగృతపరచుకోవడం. ఇక్కడ ఇంకోటి కాదు, మనలోనే ఒక అద్భుతమైన శక్తి ఉన్నది, దాన్ని నువ్వు సాధన ద్వారా జాగ్రత్త పరచుకోవాలి. అది నీ సాధన ఎంత మేరకో అంతమేరకు. నువ్వు ఒక 10 రోజులు కలిసి ఒక జపం చేస్తే ఆ జపంతో ఏ పరమాత్మని నువ్వు ధ్యానిస్తున్నావో వాడు నీ అంతఃకరణంలో నీ ఈశ్వర చైతన్యమే తద్రూపంగా అభివ్యక్తమై నువ్వు అది ఎంతమేరకు చేసావు అంతవరకు ఫలితం ఇస్తుంది తప్పకుండా. ఎక్కడి నుంచో ఒచ్చి పడేది కాదు ఇది. ఇది గమనించితే భారతీయ ఆధ్యాత్మిక సాధనలన్నీ మనలో మనకు తెలియకుండా ఉన్న అఖండ అపరిమితమైన శక్తిని జాగృతపరచుకోవడమే. ఎవడి స్థాయి బట్టి వాడిది. ఇది ఇది గ్రహించితే తర్వాత విషయంలో మనం కొంచెం సహకారం అవుతుంది. అందుకే ఇక్కడ జీవుడు పరమాత్మ యొక్క అంశ అయినప్పటికీ కూడా అవిద్య వల్ల అతని శక్తి అంతర్హితమైపోయింది, అంతర్ధానమైపోయింది. ఆ కారణం చేత ఈశ్వర సృష్టి లాంటి సృష్టి వీడు చెయ్యలేడు. ఇది ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. ఎందువల్ల అయ్యా అంతర్హితమైపోయిందంటే, ఇందాక చెప్పిన మాటనే సూత్రంలో చెప్తున్నాడు, దేహయోగా ద్వా సోపి దేహయోగాత్, దేహముతో యోగము చేత, దేహముతో కలయిక చేత. దేహము అనగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది స్థూలమే కాదు సూక్ష్మము కూడా, ఇది తెలుసుకోవాల్సింది. ఈ విధంగా స్వప్నావస్థ గురించి విచారణ చేశాడు. ఇప్పుడు సుషుప్తి గురించి చెప్తున్నాడు. సుషుప్తిలో ఏమవుతుంది, జాగ్రత్త అవస్థ గురించి పెద్ద విచారణ అక్కర్లేదు, తెలుస్తూనే ఉన్నది. ఇప్పుడు జీవాత్మకి సంబంధించినటువంటి సుషుప్తి అవస్థను చెప్తూ ఉపనిషత్ చెప్తున్న మాట, తద్యత్రైతత్సుప్త సమస్త సంపన్న స్వప్నం న విజనా విజానాత్యాసు తదా నాడీషు సుప్తో భవతి. ఏం జరుగుతుందో వివరిస్తున్నాడు. సుషుప్తి అవస్థ ఎలా ఉంటుందో అనేది, తాభిహి ప్రత్యవసృప్య పురీత పురీతతిశేతే పురీతతిశేతే. ఇది పురీతత్ అని ఒక చోటు ఉందిట, అక్కడికి వెళ్తాడట సుషుప్తి అవస్థలో. ఎలా వెళతాడు అంటే, అతడు బుద్ధి ద్వారా ఈ పురీతత్ అనేటువంటి దానిలో ప్రవేశిస్తాడు. పురీతత్ అనే మాటకు అర్థం ఏమిటంటే హృదయంలో ఉండే నాడీ సమూహము అని అర్థం. హృదయంలో ఉండే నాడీ సమూహానికి పురీతత్ అని అంటారు. అక్కడ వీడి యొక్క అవిజ్ఞాత అయినటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది నాడుల ద్వారా హృదయగతమైన పురీతత్వంలో చేరుతుంది. చేరేమవుతున్నది, తాసు తదా భవతి యదా సుప్త స్వప్నం నకంచన పశ్యత్యథాపి ప్రాణ ఏకైకదా భవతి. అది నిద్రించేటప్పుడు స్వప్నాన్ని చూడని దశలో, ఎంత చక్క నిద్రించేటప్పుడు స్వప్నాన్ని చూడని దశలో ఆ నాడులలో వ్యాప్తమై ఉంటాడు జీవుడు అన్నాడు ఇక్కడ. అది ఆ నాడుల్లో ఉన్న ప్రాణాల్లో కలిసి ఉంటాడు అన్నాడు. అయితే ప్రాణాల్లోనే ఉంటాడా, ఈ ప్రాణాలు కూడా ఎక్కడున్నాయో చూపిస్తున్నాడు. యయేషోంతర్ హృదయ ఆకాశస్తస్మిన్ చేతే, ఆ నాడీ మండలం లోపల ప్రవేశించి అక్కడున్న ఆకాశంలో చేతే ఉంటాడు. అక్కడున్న ఆకాశం ఎవరు, మళ్ళీ దహారాకాశం దగ్గర వెళ్ళాలి. ఎవరు అక్కడున్న ఆకాశం ఎవడు, దహరాహ చెప్పుకున్నాం మనం. అక్కడ దహరం అంటే పరమేశ్వరుడే, పరమాత్మయే, అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇంకా వాడికి అక్కడ ఉపాధి తాదాత్మ్యం లేదు, ఉపాధులు అక్కడ లయమైపోయే, అలాగే నశించిపోలేదు, పూర్తి లయం కాదు. అతను నాడుల్లోకి ప్రవేశించేశాడు కనుక బుద్ధ్యాది ఉపాధులు ఇప్పుడు పని చేయుటలేదు. ఇది అర్థం, పని చేయడం లేదు. అప్పుడు వాడు ఎక్కడున్నాడు, ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్వక్తోన బాహ్యం కించన వేదనాంతరం. అప్పుడు వాడు ప్రాజ్ఞాత్మతో కూడి ఉంటాడు. ఇది గొప్ప మాట అండి. ప్రాజ్ఞాత్మ అంటే మొదటి నుంచి నిచ్చెన వేస్తూ మెట్టు వేస్తూ వస్తున్నానే, స్లిప్ అయితే మహాకష్టం. దీన్ని బట్టి మీరు ఎంత ఏకాగ్రంగా వింటున్నారో నాకు ఎలా తెలుస్తుంది. ప్రాజ్ఞాత్మని ఎక్కడొచ్చిన పరమాత్మని చెప్పుకున్నాం కదా. విజ్ఞానాత్మ అంటే జీవుడు బుద్ధితో కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు బుద్ధితో కలిసి లేడు అంటే బుద్ధి ఇప్పుడు పనిచేయట్లేదు, వాడు నాడుల్లో ప్రవేశించిన తర్వాత. అప్పుడు వాడు ఎవరితో ఉన్నాడు, ప్రాజ్ఞాత్మతోనే ఉన్నాడు ఇక్కడ. కానీ అక్కడ ఉన్నాడు కానీ వాడితో ఉన్నాడని తెలియలేదు అక్కడ ఉన్నాడు వాడు. అప్పుడు వాడు పొందిన ఆనందం అంతా ఇంత కాదు, ఆవరణ వల్ల తెలుసుకోలేకపోతున్నాడే కానీ అసలైన అక్కడ ఆనందం ఉన్నది. అంటే బ్రహ్మముతో కలియడం అనే స్థితి మనకున్నది కానీ అక్కడ తెలియబడట్లేదు. అందుకే ఆవరణ విక్షేపాన్ని మనం చెప్పుకున్నాం. స్వప్న జాగ్రత్త అవస్థల్లో విక్షేపం, విక్షేపం అంటే ఒకదాన్నొకటి అనుకోడు, ఒకదాన్నొకటి అనుకుంటే విక్షేపం, చెదరుట అని అర్థం. ఏదీ తెలియకపోతే ఆవరణ. అందుకే సుషుప్తి అవస్థ యందు ఆవరణాత్మకంగా ఉంటుంది మాయా, కప్పేస్తుంది. మన పరమాత్మతోనే ఉన్నామని తెలియదు, అది అక్కడ తెలుసుకోండి. జాగ్రస్వప్నముల యందు విక్షేపం, అప్పుడు అసలు తెలియదు. ఎందుకంటే నేను కాని విన్నో కనిపిస్తుంటే, నాది కాని వినిపిస్తుంటే, నాదనుకుంటూ నేను అనుకుంటూ తిరుగుతూ ఉంటాం కనుక అక్కడ తెలుసుకోవడానికి అవకాశం లేదు, బిజీ అనమాట. అప్పుడు ఇక్కడేమిటి, మొద్దుబారిపోయాడు. దీని మొద్దుబారుడు తన వంటి ఇంకా బాగుంటుంది, మొద్దుబారిపోయింది అంతే. కానీ వాడు ఉన్నది అక్కడే తెలుసుకోలేకపోతున్నాడు, అది ఆ స్థితి. ఇది చూపిస్తున్నారు. అందుకు ఈ విధంగా ఆ స్థితి నాడుల యందు, బ్రహ్మమునందు, పూరితత్వ యందని మూడు మాటలు చెప్పారు. మూడు వేరు వేరా, నిజాను మూడు ఒకటే. నాడుల ద్వారా పురీతత్వంలో చేరి దాని యందు ఆ బ్రహ్మమునంది ఉన్నాడు. అందుకే మనం మొన్నటి రోజున చెప్పుకున్నటువంటి కథలో ఈ విషయం వచ్చింది. అక్కడ అజాతశత్రు చెప్తాడే, ఒకడిని లేపిన తర్వాత వాళ్ళు లేస్తాడు, వీడు ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో అదే బ్రహ్మమని తెలుసుకో అనే మాట వచ్చిందా లేదా కథ, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకు ఈ విషయాన్ని చెప్పి అక్కడ వాడు అలా ఆత్మయందు నిద్రించి ఉన్నాడు గనకనే మళ్ళీ ఆత్మ నుండే వాడికి మెలకువ కలుగుతోంది అనే మాటని వివరించి చూపించారు ఇక్కడ. అయితే ఆత్మయందు వాడు నిద్రించాడు సరే, మళ్ళీ వాడే అందులోంచి లేచాడని ఎలా చెప్పగలవు అన్నాడు ఇక్కడ. అంటే మూడింటి వల్ల సయేవతు కర్మానుస్మృతి శబ్ద విధిభ్య, కర్మ అనుస్మృతి శబ్దము విధి అని ఇక్కడ నాలుగు విషయములు చెప్పారు. దీనిలో అర్థం ఏంటంటే, ముందు కర్మ వాడే లేచాడని ఎలా చెప్పగలమంటే, పడుకునే ముందు సగం పని పూర్తి చేసి పడుకుని లేచిన తర్వాత ఆ పనిని కంటిన్యూ చేస్తున్నాడు. అంటే నిద్రపోయే ముందు ఎవడైతే సగం లాపేశాడో వాడే లేచాడు కదా ఇక్కడ అర్థం. అది ఉన్నావు కేవల చైతన్యం, ఇప్పుడు ఉన్నావు, అప్పుడు నీకు ఉపాధితో దాదాప్యం లేదంతే, ఉన్నావు చైతన్యముగా ఉన్నావు, కానీ అక్కడ నామరూపం విహాయ స్థితి జరిగిందా లేదా, అందుకు వాడు ఏమిటో వాడికి తెలియలేదు. మరి నామరూపము లేవో తెలియని స్థితికి వెళ్ళిపోయినవాడు మళ్ళీ మరుసటి రోజు వాడే లేచి చెప్పబడుతున్నాడు అంటే అదే నామము రూపములతో తాను వ్యవహరింపబడుతున్నాడు. ఆ వ్యవహారం అనేటువంటిది కర్మ వల్ల, అనుస్మృతి వల్ల. అనుస్మృతి దీన్నే ప్రత్యభిజ్ఞ అని కూడా. ఈ మాటని శంకరులు చక్కగా చెప్పారు. రాహుగ్రస్త దివాకరేంద్ర సనసో మాయా సమాచ్ఛాదనా సన్మాత్ర కరణోపసంహరణతో యోభూత్ సుషుప్తపుమాన్ ప్రాగప్స్వాప్సమితి ప్రబోధ సమయ ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. నిజంగా 10 శ్లోకాలు బ్రహ్మసూత్రాల తర్వాత నిత్యం పారాయణ చేసుకుంటాను అని పెట్టుకుంటేనండి బ్రహ్మసూత్రంలోనే అందులో ఉన్నాయి. మనకేంటంటే ఏదో ఆశ, 10 కాక మరేదో 10లోనే అన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇది తెలిసి అది చదివితే గాఢంగా పట్టుకుంటుంది. అందుకే శ్రవణ మననాలకి దీన్ని వాడుకుని నిధిధ్యాసనానికి దక్షిణామూర్తి స్తోత్రం వాడుకుంటే చాలు. అందుకే పెద్దవాళ్ళు సంప్రదాయం ఏం చెప్పారంటే, బ్రహ్మసూత్ర భాష్యం చెప్పే ముందు 5 శ్లోకాలు చదవమన్నారు, మళ్ళీ పూర్తి అయిన రోజున మళ్ళీ 5 చదవమన్నారు. ఆ మాట గత ఏడాది నేను చెప్పాను, ఆ విషయం నాకు గుర్తు, అందుకే మళ్ళీ 5 ప్రారంభించుకున్నామన్న మీకు గుర్తుండి ఉంటుంది. అది పద్ధతి, సంప్రదాయం. ఎందుకు, ఒక్కటి కించిజ్ఞుడిగా వ్యవహరింపబడుతున్నటువంటి అధ్యాసలో ఉన్న మనకి సర్వశక్తిమంతుడైన ఈశ్వరుని అనుగ్రహం కావాలి గనక, ఆ ఈశ్వరుడే ఈ జగత్తునంతటి భూరంభాంస నిలో నిలంబర మహర్ణాతో హిమాంస పుమాన్ ఇచ్చాభాత్ చరాచరాత్మక విధం ఎస్యవ ముచ్చేష్టకం నాణ్యత్కించిన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ ద్విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఎందుకంటే నేను ఒక మాట అన్నాడు కదా, ఆయన అనుగ్రహించదలుచుకుంటే ఆయన అనుగ్రహిస్తేనే మోక్షం, ఆయన అనుజ్ఞయిస్తేనే సంసారము, ఆయన అనుగ్రహిస్తేనే మోక్షం. ఒకటే మాట, ఆయన అనుజ్ఞయిస్తేనే సంసారము, ఆయన అనుగ్రహిస్తేనే మోక్షం. నేను చెప్పిన మాట అలాగే కొటేషన్లుగా గుర్తుపెట్టుకుంటే ఆయన అనుగ్రహం కావాలని తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అక్కడ ఆ శ్లోకంలో చెప్పినదే ఇప్పటి వరకు మనం రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో. ఆ స్థితిలో మన పని ఎలా ఉంటుంది, రాహుగ్రస్త దివాకర ఇందు సూర్యచంద్రులు రాహు కప్పినట్టు ఉంటుంది. ఏది అక్కడ కప్పింది, మాయా సమాచ్ఛాదన తావరణ రూపంలో మై కప్పింది. అప్పుడు సన్మాత్ర కరణోప సంహరణతో యో భూత్ సుషుప్తప్పుమా ప్రాగప్స్వాప్సమితి ప్రబోధ సమయే. సుషుప్తు గురించి చెప్తే లాభం ఏంది, మళ్ళీ లేచాడు, లేచిన తర్వాత ఎలా ఉందిరా హాయిగా నిద్రపోయానండి అన్నాడు ఇక్కడ. అంటే సుషుప్తి దశలో హాయిగా నిద్రపోయాను అనేటటువంటి ఒక తెలివి ఉన్నదన్నమాట సంఘటనల్లో వస్తువుల్లో. కానీ హాయిగా ఉందన్న స్పృహ ఉందా లేదా, ఎవ్వడినే అడగండి. సామాన్యంగా స్వప్నంలో భయపడ్డాను భ్రాంతి ఉంది, కానీ గాఢ నిద్ర పట్టి లేచిన వాడిని ఒక్కసారి అడగండి ఎలా ఉంది, సౌండ్ స్లీప్ అని అంటాడే వాడిని అడగండి ఎలా ఉందని సృష్టిలో. ఎందుకంటే ఆ యోగం కూడా అంత తేలిగ్గా రాదండి. వాడు హాయిగా ఉందని అంటాడు, హాయి ఎవడనుభవించాడు ఆ స్థితిలో ఉన్నంతసేపు తెలిసిందా హాయి, హాయి ఏమిటా హాయి, అది నీ స్వస్వరూపం, ఆనందని యొక్క స్వస్వరూపాది అక్కడ ఉన్న స్థితి. అది కప్పుకుపోయింది నీ ఆనంద స్వరూపం కనుక దాన్ని నిర్వచించలేకపోతున్నా కానీ నీ స్వస్వరూపం అక్కడ నిజానికి ఉన్నది, అక్కడదే నీ స్వస్వరూపంతో లయమై ఉన్నావు అది ఇక్కడ చూపిస్తున్నాడు. అయితే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అందులో లయమైన వాడు మళ్ళీ వచ్చాడంటే సంపూర్ణ లయం కాదయ్యా, అందుకే దాన్ని నిత్య ప్రళయం అన్నారు కానీ అత్యంతిక ప్రళయం అనలేదు అక్కడ. వాడు మళ్ళీ లేచినప్పుడు అలా వచ్చాడు. ఇదే అవస్థ ప్రళయంలో కూడా జీవుడు మొత్తం వెళ్ళినప్పుడు అక్కడ అలా స్థితిలో ఉంటాడు. ప్రళయంలో పరమాత్మతో ఉండే స్థితి సుషుప్తే. ప్రళయంలో ఎవడు ఉందామన్న ఉండడు, అందరూ పరమేశ్వరుడు లీనమైపోతారు. పరమేశ్వరుడు లీనమవడమే మోక్షం అంటే ప్రళయంలో ఎలాగో లీనమైపోయాం కదండి మోక్షం వస్తుందా, రాదు. మళ్ళీ సృష్టి ప్రారంభంగానే రెడీ అందులోంచి బయటకు వస్తాడు. ఇవాళ నిద్రపోయాడంటే మోక్షం పొందిపోయాడు అనం కదా, పొద్దున్న ఎలా లేస్తాడో, ప్రళయకాలం కూడా అలాగే మోక్షం కాదు మళ్ళీ లేస్తాడు. గ్యాప్ ఎక్కువ అక్కడ, అంతే ఇంకోటేమీ లేదు ఇక్కడ, గ్యాప్ పెరిగింది అక్కడంతా, మళ్ళీ లేస్తాడు. అయితే ఇక్కడ అక్కడ రెండు అవస్థలు చూడండి. అందుకే భగవంతుడు మనల్ని మనం పరిశీలించుకుంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. సృష్టిస్థితిత్రయులు అంటే ఏమిటో మన బతుకులోనే తెలుస్తుంది. ఇక్కడ ఆ అవస్థ వస్తుంది. అయితే మళ్ళీ లేచేటప్పుడు ఆజీవుడే లేస్తాడని గ్యారంటీ ఇవ్వడం, అక్కడ అడుగుతాడు అంతే కదండి. అక్కడ వెళ్ళినప్పుడు మొత్తం కలిసిపోయాడు కదా. ఇది నిన్న వివేచన చేశాం. మళ్ళీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నాడు, మళ్ళీ ఈయన ఎందుకు చెప్తున్నాడో నేను ఎందుకు చెప్తున్నా, ఈయన మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ దానికి. ఈ వివేచన చేసిన ఇంకో మాట అన్నారు, వాడే ఎలా లేచాడు అంటే అంత కలిసిపోయాడు కదా అవిభాగంగా, విభాగం లేకుండా కలిసిపోయాడు కదా. అందుకని ప్రతి వాళ్ళు ఈ నామరూపాలతోనే వెళ్ళి కుర్చీలో కూర్చున్నట్టు కూర్చుంటారా భగవంతుల్లో? లేదు కదా. వడగళ్ళు ఎలాగా కలిసి కరిగిపోతాయో అలా కరిగిపోతారు. అప్పుడు అంతా ఏకజలమే. ఏకజలం అంటే మన మోక్షమా అభేదమా? కాదు. అక్కడ బీజాలు ఉంటాయి ఆ లోపల అన్నాడు. ఇక్కడ ఎలాగైతే నిన్నటి కర్మ వాసనా బీజములన్నిటితో నిద్రలేచామో అలాగే కర్మ బీజములతో లీనమవుతాం, మళ్ళీ సృష్టిలో శరీరం పొందుకుని దానికి తగ్గ నామరూపాలతో బయటకు వస్తాం. అయితే ఆ జీవుడే వచ్చాడా అంటే బహుశా ఆ నామరూపాలతోనే రాడు, కానీ కర్మలకు అనుగుణంగా మరో నామరూపాలు స్వీకరించి వస్తారు, కానీ ఆ జీవుడే వస్తాడు. ఆ జీవుడే అందులోంచి రావడం అనేటిది ఎలా జరుగుతుందండి అన్నాడు. ఇక్కడ ఇది ఎక్కడ సాధ్యమో, ఒక నీటి బిందువుని మనం ఒక సముద్ర జలంలోంచి తీసాం, మళ్ళీ అందులో వేసేసాను నీటి బిందువుని, తర్వాత మళ్ళీ బిందువుని తీసాం. ఇందాక ఏ బిందువు వేసావో ఆ బిందువే వచ్చిందా? ఇది చాలా తెలివైనటువంటి వాడు ప్రశ్న ఎంత వేశాడు. ఇందాక ముందు వేసేసిన బిందువు కలిసిపోయింది, మళ్ళీ తీసావు బయటికి, ఏ బిందువు వేసావో అదే వచ్చిందా చెప్పగలవా? రాలేదు. మరి అది ఎలాగైతే రాలేదో, ఏ జీవుడు వెళ్ళిపోయాడు ఆ జీవుడు రాడు, మీరు చెప్పిన తప్పు. అది మామూలు జల విషయంలో మీరు చెప్పే కానీ అక్కడ ఈశ్వర శక్తి అనేది ఒకటి ఉన్నది, వాడు పరమేశ్వరుడు, ఆయనకు శక్తి ఉన్నది. ఎందుకంటే లోకంలో కలిసిపోయిన పాలుని నీరుని హంస వేరు చేయగలదు అని చెప్పినప్పుడు ఆ ఈశ్వర శక్తి అనే హంస ఏ జీవుడిని అక్కడి నుంచి వేరు చేయాలో దానికి తెలుసులే అన్నాడు. ఇక్కడ ఉపమానం ఎంత అద్భుతంగా చెప్పారండి. ఇక్కడ దృశ్యతేచ దుర్వివేచనయోహో, ఈ రెండింటినీ వివేచన చెయ్యలేము అంటే అప్యస్మజ్ఞాతీయై క్షీరోదకం, దాన్ని సంసృష్టయోహో హంసేన వివేచనం అన్నాడు. ఇక్కడ క్షీరోదకముల విషయంలో హంస ఏ విధంగా ఉన్నది అలాగా, ఏవంచసతి యావదేకోపాధిగత బంధానవృత్తి, కనుకనే ఏ జీవుడు ఉపాధి వాడిదే, అంతేగాని అందరూ ఒకటే అని కబుర్లు లేవు. ఎప్పటి వరకు? ఈ శరీరం పోయే వరకు కాదు, అసలు బుద్ధ్యుపాధి పోయే వరకు. బుద్ధ్యుపాధి సమ్యజ్ఞానంలోనే పోతుంది. అంత చక్కగా మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ సమ్యజ్ఞానం లక్ష్యం వైపు తీసుకెళ్ళిపోతున్నాడు మనకి. ఎంతవరకు నేను నేనని మనం అనుకుంటున్న మన స్టోరీ చెప్పాడండి. ఇది అందరి యొక్క కామన్ స్టోరీ, ఇది ఇక్కడ అందరి కథ ఇది, అవునా లేదా? అడిగితే ఎవడి కథ వాడు చెప్పచ్చు, కానీ మనిషి కథ ఎవరు చెప్పారండి? ఒక్క మన గ్రంథాలు తప్ప మొత్తం మన జీవుడి కథ ఇది, జీవుడి కథ ఇది, జీవుడి కథ అని రాసుకోవచ్చు. అందరి కథ. సుఖ దుఃఖాల్లో భేదం ఉంటుంది. ఒకటి కాలు విరిగి దుఃఖం, ఇంకోటికి తల పగిలి దుఃఖం. దుఃఖం మాత్రం కామనే. అలా ఇక్కడ సర్వజీవుల కథ ఇదే, ఇది వివరించారు ఇక్కడ. ఆడ తర్వాత ఇంతవరకు ఏ పదం శోధింపబడింది? త్వం పదం. అంత తత్వపదంలో త్వం పదం. అయితే తచ్చబ్దం గురించి మనం బ్రహ్మము గురించి మాట్లాడినటువంటి విషయం మొదటి నుంచి చేస్తున్నాం. కానీ సాధనలో త్వంపద శోధన, తత్పద శోధన, తత్పదం గురించి అర్థం చేసుకోవడం అనేది ఇప్పుడు ముందు. త్వం శోధన తత్తు గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం అది ఇప్పుడు జరుగుతోంది. తత్ అనబడే బ్రహ్మము, ఇదంతా బాగుందండి. ఇప్పుడు తత్ అనే బ్రహ్మము గురించి విచారణ చేయబోతున్నారు. ఈ తత్ అనేవాడు ఎవడు? ఇతడికి ఉభయలింగములు ఉన్నాయా? ఇది ప్రశ్న వేశాడు. ఉభయలింగములు ఉన్నాయా? ఉభయలింగములు అంటే భగవంతుడిని సాకారము నిరాకారము, ఇది లింగం అంటే తెలియజేసేదన్నాం. సాకారము నిరాకారము రెండూ చెప్తున్నాం ఈ శాస్త్రములందు. రెండుగానూ ఉన్నాడా? సాకారుడుగా నిరాకారుడుగా రెండుగానే ఉన్నాడా? కాదు, ఒక్కడే. ఇది ప్రతిపాదన చేయాలి. తత్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు మన బ్రహ్మము గురించి. ఇంతవరకు తెలుసుకున్న తీరు వేరు, ఈ త్వంగాన్ని అసి అని తత్తుతో కలపడానికి తెలుసుకునే తీరు వేరు. అందుకే ఇక్కడి నుంచి అసలు విచారణ. న స్థానతోపి పరస్యోభయలింగం సర్వత్రహి అన్నాడు. ఇక్కడ ఉభయలింగత్వం అనేటటువంటిది అది ఇక్కడ చెప్పబడలేదు. ముఖ్యంగా చెప్పబడింది పరమేశ్వరుడు నిర్గుణుడనే చెప్పబడింది. ఆ నిర్గుణుడు నిరాకారుడు ఇదే చెప్పబడింది. అంతేగాని సాకారుడు సగుణుడని చెప్పబడలేదు. మరి సాకారుడు సగుణుడు అని చెప్పడానికి కూడా వాక్యములు ఉన్నాయి. నిర్గుణ నిరాకారానికి వాక్యములు ఉన్నాయి, దానికి ఉన్నాయి. నిర్గుణ నిరాకార వాక్యములు ముందు చెప్తున్నారు. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం అని శబ్దము లేదు, స్పర్శ లేదు, రూపము లేదు, అవ్యయుడు. ఈ మాటలు చెప్పేటప్పుడు ఆ నిర్గుణుడు అనే ప్రస్తావనే చేస్తున్నారు కదా. బహురూపత్వము సాకారము లేదు కదా. అంటే పైగా మీరు అన్ని ఉపనిషద్ మంత్రముల్లోని ఆ నిర్విశేష బ్రహ్మమునే చెప్పారంటే మేము ఒప్పుకోము అన్నారు. నిర్విశేషం అంటే మళ్ళీ చెప్పుకున్నాం, విశేషం అంటే ఉపాధి సహితంగా చెప్తే విశేషము, నిర్విశేషం అంటే ఉపాధి రహితంగా చెప్తే, ఉపాధి రహితంగా చెప్తే నిరాకారం. మీరు అన్ని చోట్ల నిర్విశేష బ్రహ్మం గురించి చెప్పారా, భేదం చెప్పలేదా? అన్ని చోట్ల అదే చెప్పమనేది అది యుక్తము కాదు సుమా. ఎందుకంటే అదే ఉపనిషత్తుల్లో షోడశ కళా బ్రహ్మ, 16 కళలవాడు, 16 భాగములవాడని, చతుష్పాద్ బ్రహ్మ అని, వైశ్వానరుడని ఇలాంటి మాటలన్నీ చెప్పినప్పుడు ఆయనకంటూ వివిధములైన ఉపాధుల్ని చూపిస్తూ ఆయన సగుణుడు సాకారుడు అన్నట్టుగా వివరించి చూపించారు కదా. యశ్చాయమస్యాం పృథివ్యాం తేజోమయ అని, తేజోమయుడు అమృతమయుడు ఇలాంటి శబ్దములన్నీ వివరించి చూపించారు. అక్కడికి వచ్చినప్పటికి పురుష ఇలాగ ఆయన్ని సగుణుడుగా సాకారుడుగా మీ ఉపనిషత్తే చెప్తోంది, మళ్ళీ నిర్గుణుడు నిరకారుడు నిరాకారుడుగా చెప్తున్నారు, రెండు ఎలా అవుతుందండి? ఏదో ఒకటి అవ్వాలి కదా. అంటే దానిలో వివరిస్తూ అలా చెప్పినా ఏకమే మేము చెప్పామని అడిగి, అపిచైవ మేకే అని అభేదాన్ని చాలామంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది మనస్సుకి మాటకి కూడా అందదు. ఆ బ్రహ్మమునందు రెండనే భేదం ఎవడు చూస్తాడో వాడు ఎప్పుడు మృత్యువునే పొందుతాడు. ఇదో మాట ఉన్నదండి అక్కడ, చూడండి కఠోపనిషత్తులో మంత్రం ఇది. మనసైవే మనసైనేదం ఆప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యోస్స మృత్యుమాప్నోతి యహ నానేన పశ్యతి. ఇది కఠోపనిషత్తులో మంత్రం. అంటే ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత అక్కడ భేదం అనేదే లేదు, భేదాన్ని చూసేటటువంటి వాడు మృత్యు పరంపరకు లోనవుతాడు అని మంత్రం చెప్తున్నది. అంత గట్టిగా చెప్పింది అంటే అర్థం ఉపనిషత్తు అభేదాన్ని నిర్గుణాన్నే చెప్పింది, అదే ఉద్దేశంగా చెప్పింది. మరి కనబడుతున్న మాటలు ఏమిటయ్యా, మీరే మళ్ళీ రెండు మాట్లాడతారు అంటే ఇది మేము ఒప్పుకుంటాం అన్నాడు. మళ్ళీ చూడండి ఇదేమైనా బాగుందా అండి, ఎంత సమర్థిస్తామంటే మాత్రం రెండు ఉన్నాయండి అంటే రెండు ఉండ ఒకటే అని మళ్ళీ అంటున్నారు. మరి ఆ చెప్పిన మాటకు అర్థాలు ఏం చెప్తారు, ఆయన సగుణుడిగా చెప్పినటువంటి మాటలకు అర్థాలు ఏం చెప్తారు అంటే అక్కడ గ్రహించవలసినటువంటి ప్రధానమైన అంశం ఏమిటి అంటే అది ఉపాసనార్థం. ఉపాసన కోసమై ఆయన్ని సగుణముగా సాకారముగా చెప్పడము జరిగినది. అందుకే దహరములో ఉన్నాడని ఇలా భావన చేస్తూ ఉన్నట్టు మనోమయుడై ఉన్నాడని ప్రాణశరీరుడై ఉన్నాడని ఆయన పరిమితిగా చెప్పడం అనేటువంటిది ఉపాసన కోసం. సగుణ బ్రహ్మగా ఉపాసన, కనుక ఉపాసన కోసం సగుణ బ్రహ్మ. అది ఎంతవరకు దాని యొక్క ప్రయోజనం, నీ ఉపాసన సంపూర్ణంగా సిద్ధించి క్రమముక్తి పొందడానికి సహకరించింది. అందుకు ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఇది మనకి తర్వాత వచ్చినటువంటి ప్రకరణ గ్రంథాల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేసి పురాణాలు కూడా ఈ మాట చెప్పింది, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఈ మాట అలా గుర్తుపెట్టుకోండి, ఉపాసకులకి ప్రయోజనము కోసమై బ్రహ్మమునకు రూపకల్పన. రూపకల్పన ఎవడు చేశాడు, ఇది పెద్ద ఆలోచించవలసింది. రూపకల్పన మనం చేసాము అవునండి, మనమే ఊహించుకున్నాం. మనం ఊహించుకున్న దేవుడు అయిపోతుందా? ఎవడికి పెడితే వాడిని ఊహించుకునే స్థితికి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు దేనిని బ్రహ్మముగా భావించాలో దాన్ని బ్రహ్మంగా భావిస్తేనే మనం బ్రహ్మాన్ని ఎప్పుడైనా పొందగలం. పరిమితి కలిగే ఏ నీరో నువ్వు సీసాలు తీసుకొచ్చి గంగాజలం అంటే ఎలాగా? నేను పూజించను. నువ్వు గంగాజలాన్నే సీసాలో తీసుకొస్తే అప్పుడు నేను పూజిస్తా. అంత గంగ ఇది కాదు, పరిమితిలోకే తెచ్చో. అంత గంగ నీకు దొరకట్లేదు కనుక దీని పరిమితిలో తెచ్చో, ఒప్పుకుంటా. కా తెచ్చేది ఏదో గంగాజలం కావాలి, ఇది గుర్తుపెట్టుకోవాల్సినది. అందుకు బ్రహ్మముగా దేనిని ఆరాధించితే మనం ముక్తి పొందగలమో దాన్ని ఆరాధించాలి. బ్రహ్మమును భావించడానికి కూడా ఒక ప్రమాణం ఉన్నది, ఇది గుర్తుపెట్టుకోండి. మేము అన్నిటి బ్రహ్మంగానే భావిస్తాను, ఎవరినో లాకే లోకాయమని కూడా బ్రహ్మము అని భావించి భజనలు చేసి తయారైపోయిన వాళ్ళందరికీ గట్టి పాఠం. బ్రహ్మమును భావించడానికి కూడా శాస్త్రం ఉన్నది. ఏంటి శాస్త్రంలో లేనిది నమ్మడానికి కూడా వీల్లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. మన నమ్మకం శాస్త్రం కాదు, శాస్త్రాన్ని నమ్మాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మాట అనేక మార్లు చెప్పుకున్నాం మనం ఇక్కడ. మనం నమ్మిందే శాస్త్రం అంటే ఎలా ఉండి, తోచిందే శాస్త్రం, నమ్మిందే శాస్త్రం అంటే అది పశుత్వం, అహంకారం, అవివేకం, అజ్ఞానం, మిడిసిపాడుతను. నువ్వు చేయాల్సిందంతా శాస్త్రాన్ని నమ్ము, ఇదొకటి. అంటే శాస్త్రం ఎలా ప్రతిపాదించిందో దాని ప్రకారం సగుణ బ్రహ్మోపాసన జరగాలి. అందుకు శాస్త్రరీత్యా సగుణ బ్రహ్మమును ఆరాధించవలసిన విధానాన్ని మా శాస్త్రము ఉపనిషత్తు అక్కడ పరిమితిగా చూపించింది. దహరమనందున్నవాడు, ఆదిత్యునియందున్నవాడు, పృథ్వీయందున్నవాడు అని చూపించిన ఉద్దేశం అంటే తన నియామకుడై ఉన్నటువంటి వాడు అని దాని యందు బ్రహ్మభావనతో మనం ఉపాసన చేస్తాం. కనుక ఉపాసనా విషయమై తదాలంబనో బ్రహ్మణ ఆకాశ విశేష ఉపదేశ ఉపాసనార్థో నవిరుధ్యతే. ఉపాసన కోసమై చెప్పబడిందే కానీ అది పరమార్థ సత్యం కాదు, అది ఉపాసనా దశలో సత్యం. ఉపాసనా దశలో సత్యం, ఉపాసన పండిపోయిన తర్వాత అసలు సత్యం అది. అంటే గంగ అంటే నా పాత్రలో ఉన్నది మాత్రమే అనడం అజ్ఞానము, నా పాత్రలో గంగ తెచ్చుకున్నానంటే పర్వాలేదు, కానీ గంగ పరిమితి ఇంతే అనరాదు. ఆ ఉపమానం అలాగే తెచ్చుతున్నాను, ఎందుకంటే పరిచ్ఛిన్నానికి అపరిచ్ఛిన్నానికి భేదం తెలుసుకోవడం కోసం ఈ మాట చూపిస్తున్నాం. శంకరులు అయితే మళ్ళీ ఘటాకాశం పటాకాశం అంటారు, విన్నదే విన్నట్టుంటుందని నేను కొంచెం ఉపమానం మార్చాను, సబ్జెక్ట్ మాత్రం ఒకటి. కనుక ఇంత వివరిస్తూ అయితే మళ్ళీ మీరు మూర్తమును అమూర్తమును మీరే మళ్ళీ వేరు చేశారు కదా. ఎందుకంటే నేతి నేతి అనేటువంటి మాట ద్వారా దర్శయతి చ అథో అపి స్మర్యతే, రూపాంతరాలని నిషేధిస్తూ ఉన్నటువంటి మాటలు. అథాత ఆదేశో నేతి నేతి బృహదారణ్యకంలో వస్తున్నది, నా ఇతి నా ఇతి రెండు మార్లు వస్తుందండి. చాలామందికి అర్థం చూపిస్తారు ఏంటంటే లౌకికమైన ఏ విషయమైనా తీసుకుని ఇది కాదు ఇది కాదని పరిగణించడమని కాదు, సాధన దశలో ఆ నేతి నేతి వేరు. ఇక్కడ నేతి నేతి అంటే అటు మూర్తము అమూర్తము రెండు విధములుగా బ్రహ్మం ఉంటుంది అని చెప్పిన మీ శాస్త్రము రెండింటినీ నిషేధించింది, నా ఇతి నా ఇతి అని కదా అర్థం. అవును అంటున్నాడు ఇక్కడ సూత్రకారుడు. దర్శయతి చ అథో అపి స్మర్యతే, ఆ రూపాంతరములు నిషేధించారు అందులో. ఈయన మూర్తము అమూర్తము రెండును అనే మాట ఇప్పుడు వచ్చింది. ఇందాకే చెప్పినట్టు మేము ఉపాసన కోసం ఆరాధిస్తున్నాం కానీ అని అమూర్తమండి అని ఒక మాట అనడం మంచిదే. ఇప్పుడు భేదం చూపించడం వల్ల ఈ భాగం అది ఆ భాగం అది అని మాట అంటున్నాం, కానీ అంతా కలిపి ఒకటే అని చూసినప్పుడు రెండు పోయి అది అమూర్తము అంటే అది మూర్తముగా ముందు అనుకుని తర్వాత అమూర్తం అనే మాట వచ్చింది. కానీ రెండు ఏకమైపోయిన దశలో ఒకటే ఉన్నది అక్కడ. కనుక మూర్తంచ అమూర్తంచ రెండు నిషేధించి కేవలం నిర్విశేషమైన బ్రహ్మమే చెప్పారు. అందుకే యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, మాటకి మనస్సుకి కూడా అందని వాడు గురించి నాయితి నాయితి నిషేధిస్తే కానీ తెలియబడదు. కనుక ఉపనిషత్తు స్పష్టంగా ఈ విషయం చెప్పినది. అయితే పరమాత్మ ఈ రూపమును స్వీకరిస్తాడు అనడంలో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు, సర్వశక్తి మంత్రం కనుక స్వీకరిస్తాడు. ఈ మాట ఆయన గీతలో స్వయంగానే చెప్పాడు, అవ్యక్తమును పట్టుకోవడం మహాకష్టం గనక. ఇక్కడ అవ్యక్తము అన్నప్పుడు అసలే నిర్విశేష బ్రహ్మము, దానికి అవ్యక్త శబ్దం అక్కడ వాడేటప్పుడు ఆ శబ్ద ఆ అర్థంలో వాడాలి. అవ్యక్తమును పట్టుకోవడం మహాకష్టం గనక నా యొక్క వ్యక్తమైన రూపాలను ఉపాసించు అని చెప్పాడా లేదా ఇక్కడ? అదే భావాన్ని ఇక్కడ మనం గ్రహించుతాం. కానీ వ్యక్తరూపమైన రూపాలు ఉపాసన కోసం స్వీకరించినవే తప్ప ఆయన అసలు తత్వం మాత్రం ఇదే. కనుక పరమాత్మ ఎప్పుడు ఏం తత్వం అనేది, నిర్గుణ నిరాకార తత్వం అనేదే నిత్య సత్యం, అది అది పరమార్థంగా ఆయన అదే, అది ఇక్కడ వివరించి చూపిస్తున్నాడు స్పష్టంగా. అందుకే ఈ విషయం భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు, జ్ఞేయం యత్తత్ ప్రవిక్షామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే. ఇది భగవద్గీతలో 13వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట. ఏ బ్రహ్మము గురించి తెలుసుకోవాలో చెప్తున్నాను విను అన్నాడు ఇక్కడ. జ్ఞేయ బ్రహ్మం అంటే ఏంటో స్పష్టంగా గీతాచార్యుడు చెప్తున్నాడు. ఈ మాటలన్నీ గీతలో ఉన్నాయి, ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి. గీత అంటేనే ఉపనిషత్ సారభూతము కదా. ఉపనిషద్వాక్య వివేచనం చేస్తే బ్రహ్మసూత్రం, ఉపనిషత్ సారాన్ని పట్టుకుంటే భగవద్గీత అంతే. ఎంత అందంగా జ్ఞేయం ఎత్తత్ ప్రవక్షామి, జ్ఞేయం అంటే ఏమిటో చెప్తున్నాను అంటున్నాడు కృష్ణుడు. ఏమిటంటే దేన్ని తెలుసుకుంటే నువ్వు ఇంకా అమృతులు అయిపోతావో అదయ్యా జ్ఞేయం. మరి ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలని లేదు, మనకు అమృతులు అయిపోవాలని లేదు, ఆశపెట్టాడు. దేన్ని తెలుసుకుంటే అమృతులు అయిపోతావో ఆ జ్ఞేయమును నేను చెప్తున్నాను, తెలుసుకోవాల్సిందని చెప్తున్నాను. అదేమిటి? అనాది అనాది మత్, అది అనాది అయినటువంటిది. పైగా పరం బ్రహ్మ అది నసత్తన్ నాసదుచ్యతే, అది ఉన్నదని లేదని చెప్పడానికి వీల్లేదు అన్నాడు ఇక్కడ. ఈ మాట గట్టిగా చెప్పాడు, ఉన్నదని లేనిదని చెప్పడం ఇదే నేతి నేతి అనేది అక్కడ అనమాట. ఉన్నదని లేనిదని, ఉన్నది అన్నా నా లేనిది అన్నా నా ఇలా తీసిపరిశాడు. ఇదేమిటండి, కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఉంది కదా, పట్టుకోవాల్సింది ఇక్కడ ఉందండి. ఉన్నది లేనిది అంటే ఉన్నది లేనిదని నిర్ధారించడానికి సిద్ధపడింది ఏది? ఎవరు సిద్ధపడ్డారు ఉన్నది లేనిదని నిర్ణయించడానికి? కబుర్లు ఆడుతున్న వాళ్ళు ఎవరు? కృష్ణుడు అనొద్దు, మనము ఉన్నది లేని నిర్ధారించిన మనమేగా. నువ్వు ఏది నిర్ధారించినది బ్రహ్మము కాదు, బుద్ధితో. అది కరెక్ట్, బుద్ధితో నిర్ణయించలేవు ఇది ఉన్నది లేనిది. ఉన్నది లేనిది అంటే నువ్వు లౌకిక వస్తు విషయంలోనే ఉన్నది లేనిది అని చెప్తావు, ఆ పరమాత్మ విషయంలో నువ్వు ఉన్నది లేనిది అని నీ వివేచనతో చెప్పలేనిది అది. అది ఇక్కడ చెప్పడం అదే నేను మనసానమనుతే ఇచ్చాది మంత్రములో చెప్పినట్టు మనసుకి మాటక అందనిది అని చెప్పడం ఇక్కడ. కానీ నీ దృష్టిలో ఏదో అమూర్తము ఊహించుకుని చెప్పేవా అది కాదు, నీ దృష్టికి అందిపోయింది కదా అప్పుడు అమృతం అంటే అది అందనిది. అది అది ఇక్కడ అందనిది, అందనది అనే మాట అందంగా ఉంది పరమాత్మ విషయంలో. అది జ్ఞేయము అని చెప్పాడు. అయినా మన రూపాలన్నీ తీసుకుని తిరుగుతూ ఉంటానే, నా ఇష్టం నేను తీసుకుంటాను అన్నాడు. అంటే భగవంతుని మనం సగుణ బ్రహ్మముగా ఆరాధించే రూపములు మనం కల్పించుకున్నవి కావు, మనం ధ్యానిస్తున్నవి. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఆయన తన సృష్టిలో తన మాయాశక్తితో స్వీకరించిన రూపములు సంభవామి ఆత్మమాయ్య. ఈ మాట ఆయన భారతం శాంతి పర్వంలో నారదుడితో చెప్తాడు. అది ఇక్కడ శంకరులు ఉటంకించారండి. భారతం స్మృతిగా స్వీకరిస్తున్నారు కనుక భారతంలో ఎన్నో అంశములు ఉటంకిస్తున్నారు. నారదుడు ఒకసారి కృష్ణ నీ రూపం చాలా బాగుందయ్యా అని అన్న పెడితే కూర్చో అన్నట్ట. ఇప్పుడు నువ్వు ఏదైతే చూసావో నా రూపం అది అసలు నా రూపం కాదన్నాడండి. ఏమంటారు ఆయన అన్నాడు నేనేం కాదు అన్న శ్లోకం కూడా నువ్వు చూసినది ఎన్మాం పశ్యసి నారదా. ఓ నారదా ఇప్పుడు ఈ నా యొక్క ఈ రూపాన్ని ఏదైతే చూస్తున్నావో అది మాయాహేష గుణమయి, గుణమయమైన మాయాశక్తితే నేను తయారు చేసుకున్నాను గుర్తుపెట్టుకో. మరి నేను సర్వభూత గుణైర్యుక్తం నైవం మా జ్ఞాతుమర్హసి, సర్వభూత సంచాలకుడినైన నన్ను ఈ భూత గుణములతో వాటితో తెలుసుకోలేరయ్యా అన్నాడు ఇక్కడ అని ఆయనే చెప్తున్నాడు. కన్నా అసలు స్వరూపం జ్ఞేయం అటువంటిది, అది ఉంది లేదు అని నీ బుద్ధితో నువ్వు నిర్ణయించలేవు, బుద్ధితో నిర్ణయింపబడేది కాదు. మరి మీరు అవస్థ పడతారని చెప్పి నేను నా మాయాశక్తితో స్వీకరించిన రూపంతో ఈ లోకంలో నడయాడుతున్నాను అన్నాడు. కనుక ఆయన తన మాయాశక్తితో స్వీకరించిన రూపాన్ని నువ్వు ఉపాస్య బ్రహ్మముగా ధ్యానించుకో పర్వాలేదు, కానీ ఆయన అసలు స్వరూపం అది కాదని ఆయన డిక్లేర్ చేశాడు. ఆయన నేను దీనికి అతీతమని చెప్తున్నాడు కదా. కనుక నిర్గుణమైనటువంటి ఆ బ్రహ్మమే సత్యమైనటువంటిది. అత ఏవ చ ఉపమా సూర్యకాదివత్. ఇక్కడ ఉపమానం చెప్పేళ్ళండి, పరిమితిలో ఉన్న అపరిమితం ఎలాగో అనే ఉపమానం ఇప్పుడు మనం బోల్డ్ అనుమాలు చెప్పుకున్నాం. సూర్యుడు ఘటనలో చాలా ఉపమానాన్ని ఇక్కడ చాలా వివరించి చూపించారు. ఇక్కడ ఇక్కడితో ఈ విషయం పూర్తి చేస్తూ ఈ బ్రహ్మ విచారణే కొనసాగిస్తున్నారు. తదవ్యక్తమాహహి, ఇప్పుడు మొత్తానికి ఆ బ్రహ్మము అవ్యక్తమైనదే అని ప్రకృతయితావత్వాధికరణం అనే దానిలో ద్వేభావ బ్రహ్మణో రూపే మూర్తంచ అమూర్తంచ అనే విభాజనం ఎందుకు జరిగింది ఇప్పుడు తెలిసింది కదా. స్వతహాగా ఆయన నిర్గుణుడైనా మూర్తంచ అమూర్తంచ అని ఉపనిషత్తు చెప్పినంత మాత్రాన విరుద్ధమైన మాట చెప్పలేదు. ఆ విధంగా ఆయన ఉపాసన కోసం వ్యవహరింపబడుతున్నాడు గనకనే ఉపనిషత్తు ఆ మాట చెప్పింది, కానీ రెండు విరుద్ధమైన మాటలు కాదిది అని స్పష్టమైంది కదండి అన్నాడు. అందుకే నచక్షుషా గృహ్యతేనాపి వాచా నాణ్యైర్దైవైస్తపసా కర్మణావా. ముండకోపనిషత్తు మాటను ఇక్కడ ఉటంకించారు. కంటితో కానీ చెవితో కానీ చెప్పలేవు. ఉంది లేదు అనే విషయం నువ్వు లోకంలో దేని గురించి మాట్లాడినా ఇంద్రియాలకి లభిస్తే ఉందంటావు, ఇంద్రియాలకి లభించకపోతే లేదంటావు, అంతే కదా. నీకు ఇంద్రియాలకి లభించనిది లేనిదని ఇంద్రియాలకి లభించేది ఉన్నదని చెప్పినట్టుగా పరమాత్మ గురించి చెప్పలేవు. అందుకే అది ఉందని లేదని రెండూ చెప్పలేవు అనేది అందుకండి ఇక్కడ అర్థం. ఇక్కడ అది అర్థం. ఎందుకంటే నా ఎదురుగా ఈ వాచి లేదు, లేదు అంటే లేదు అంతే. నా కంటికి కనబడలేదు అంటే వాచి కూడా లేదు అని అర్థం. ఎందుకంటే భౌతికమైన వస్తువు కనుక నా కంటికి కనబడలేదు కనుక లేదంటానండి అంటే నిజమే, నీకు వాచి కంటికి కనబడలేదు కనుక లేదన్నావు సరిపోయింది కదా. ఎందుకంటే నీ కళ్ళు పనిచేస్తున్నాయి కనుక నీ కంటి ముందు ఒక వస్తువు ఉండాలి అనుకుంటే లేదు కనుక లేదన్నా సత్యమేది. అయితే పరమాత్మ నీ కంటికి కనిపించట్లేదు, కంటికి కనబడలేదు కనుక వాచి లేదంటే సత్యమే, కానీ కంటికి కనబడలేదు కనుక పరమాత్మ లేదంటే అసత్యమే. అందుకే లేదన్న మాట కూడా నిషేధించాలి అంటే అర్థమైంది కదా. ఇక్కడ ఉంది అని కూడా నిషేధించాలన్నాడు. ఉంది అంటే ఇది ఎలా కనబడిందో అలా కనబడ్డాయినా, అందుకు ఉందని మాట నిషేధించాలి. అది అక్కడ ఉన్నది లేనిది కూడా నిషేధించడం అనేది అర్థమైంది కదా. ఇప్పుడు స్పష్టంగా బుద్ధులతో నువ్వు ఉందని లేదని నిర్ధారించేదాన్ని నిషేధించాలని స్పష్టం చేశాడు. అంత బాగుందండి. కానీ మీరేం చెప్పారంటే ఆ పరమాత్మని కొందరు యోగ సమాధిలో చూస్తారు అని వాక్యం ఉంది మీ శాస్త్రంలో. చూడండి, అలాగని మేము భగవంతుని అందమైన రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే ఇది అంత లేనిదా అని నిరాశపడద్దు. ఆయన లీలగా స్వీకరించిన రూపాన్ని ధ్యానిస్తే తప్పేముందండి. ఆయన ఎలా స్వీకరించాడో ఋషులు వర్ణించారు, వర్ణించిన దాన్ని బట్టి నువ్వు ధ్యానిస్తున్నావు, తప్పేముంది, శాస్త్ర సమ్మతమైన ధ్యానమే కదా. శంకరులు మాత్రం చేయలేదా అనేక చోట్ల, ఎందుకు అలాగని మాట్లాడాలి మనం. కనుక మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ రూపధ్యానం తప్పేమీ లేదు, కానీ అదే ఆయన రూపం అనుకోక ఆయనే చెప్పాడు ఇది నేను మాయతో స్వీకరించింది పో అన్నాడు. ఇక్కడ ఉపాసన కోసం పనికొస్తుంది కనుక చాలా మంచి మాట చెప్పాడు. ఉపాసన దశలో అది పనికొస్తుంది. అపిచ సంరాధనే ప్రత్యక్షానుమానాభ్యాం, ఇది సూత్రం. అంటే అనేక ప్రమాణాల ద్వారా ధ్యాన సమయంలో అవ్యక్తమైన పరమాత్మని చూస్తున్నారు అనే మాట మీరు చెప్పారు కదా అన్నారు. ధ్యాన సమయం అంటే ధ్యానం కూడా ఉపాసనే, ఉపాసనలో భాగం గుర్తుపెట్టుకోండి. ధ్యానం అనేది జ్ఞేయ బ్రహ్మం గురించి చెప్పిన మాట కాదు, ఉపాస్య బ్రహ్మానికి సంబంధించింది. ఒక మాట చెప్పుకున్నాం మనం, జ్ఞేయము అక్కడ ఉండేది జ్ఞానమే. జ్ఞేయ బ్రహ్మం తెలుసుకున్నప్పుడు జ్ఞానమే ఉంటుంది అక్కడ, ఇంకేం లేదు. జ్ఞానము వేరు, ఉపాసనలో ధ్యానం ఉంటుంది. ఉపనిషత్తు చెప్పిన ఉపాసనలు ధ్యానము, ధ్యానం. ధ్యానం అంటే మెడిటేషను, జ్ఞానం అంటే రియలైజేషన్. ఈ రెండింటికి చెప్పాను ఒకటి, రియలైజేషన్. రియలైజేషన్ జ్ఞానం ఏంటండి? ఎదురుగా కనబడుతోందండి, ధ్యానం చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, తెలుసుకోవాల్సింది. కానీ పరమాత్మకు అభేద స్థితి చేరుకున్నాక ఆ స్థితిలో విచారణ మార్గం అక్కడ లేదు, అది కనుక ధ్యానం ఇక్కడే. కనుక ఆ ధ్యానంతో దర్శించారు అన్న మాట ఉన్నది మీ దాంట్లో. మరి అక్కడ దర్శించారు, హృదయంలో దర్శించారు, యోగి హృధ్యాన గమ్యం. యోగులు హృదయంలో ధ్యానించారు. ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు ఆ రూపముతో అని వర్ణన ఉన్నది కదా, దానికి ప్రమాణాలు ఎన్ని చూపిస్తున్నారో చూడండి వాళ్ళు. దీన్ని బట్టి మనకు మంచి మాటలు దొరుకుతున్నాయి. కఠోపనిషత్తులను మంత్రం, పరాంచిఖాని వితృణత్ స్వయంభూ తస్మాత్ పరాగం పశ్యతి నాంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమిచ్చదావృత్త చక్షురమృతత్వమిచ్చన్. అసలు ఈ మంత్రాన్నైనా అలాగ రోజు ఒక్కసారి చూసుకున్నా తెలిసిపోతుందండి, జపం చేయడం కాదు, పరిశీలించాలి మంత్రాన్ని. ఎందుకంటే పరమేశ్వరుడు ఈ ఇంద్రియాలను బహిర్ముఖంగా తయారు చేశాడు, ఈ దీని లక్షణం ఇది. దానితో మనం ఎప్పుడు బాహ్య విషయాలే గ్రహించడం అలవాటైపోయింది. ఇంద్రియం లక్షణం అది, దీని ద్వారా బాహ్య విషయాలే ఎన్ని చెప్పండి భగవంతుడి గురించి బాహ్యంగా చెప్తేనే కానీ అందదు. ఇది అలవాటు దేనికి? ఇంద్రియాలకి. ఇంద్రియాలకి బాహ్యమే పట్టుకోవడం అలవాటు కనుక ఇంద్రియాలని బుద్ధితో పట్టుకునే నీకు అదే అలవాటైపోయింది. అందుకే ఎప్పుడూ ఇంద్రియములతో బయట ప్రపంచంలో తిరిగే వాడికి పరమాత్మ గురించి, అవ్యక్తమైన పరమేశ్వరుడు గురించి చెప్తే విసుగు చిరాకు వస్తుంది. ఇవాళ చక్కగా అర్థం చేసుకున్న తల్లి అన్నారు, ఏమంటే ఇంత ఆనందిస్తున్నామే బ్రహ్మసూత్రములకి, మరి చాలామంది బ్రహ్మసూత్రాలు విసుగండి, ఆ సబ్జెక్టు బోరండి అని ఎందుకన్నారు అంటే బహిర్ముఖత్వం తరలో అలవాటైపోయిందండి అని అర్థంట. ఎప్పుడో ఒకప్పుడు కాసింతేనా కూర్చుని విచారణ అంతర్ముఖత్వం చేస్తే అప్పుడు చెప్పిన దానికి వెళ్ళగలంట. ఇవి వీటికన్నా లలితా శాస్త్రం చదువుకోవడం బెటర్ అండి అని ఒక ఆవిడ. ఎందుకంటే ఎలాగో అర్థం ఏమిటో ఆలోచించుకోకుండా చదివేస్తున్నాం గనక, అది పట్టుకుని కుంకుమ అంతా పోసేస్తున్నాం గనక చాలండి. కానీ ఇక్కడ ఈ మాట చెప్తే అక్కడ ఇంకా బెదిరించి మరీ చెప్పింది వశిన్యాది వాగ్దేవతలు. అంతర్ముఖ సమారాధ్య, అబ్బా ఎంత చక్కగా చెప్పారు మీరే. బహిర్ముఖ సుదుర్లభ, గట్టిగా దుర్లభం అంటేనే దొరకనిది, సుదుర్లభ మహాకష్టమని. సు అంటే ఇక్కడ మిక్కిలి, మిక్కిలి దుర్లభ అంటావు. దుర్లభ అనే మాట గట్టిదండి, దానికి సుదుర్లభ. ఎవరికి? బహిర్ముఖ ప్రజ్ఞ ఉన్న వాళ్ళకి సుదుర్లభ. మరి మేము అమ్మవారిని ఆరాధించుకోవాలంటే ఎలా అండి? అంటే అంతర్ముఖ సమారాధ్య. నీకు అంతర్ముఖ దృష్టి ఉంటే అప్పుడు నువ్వు నిజమైన అమ్మవారు ఆరాధన చేయగలవు. నా ఇంట్లో శ్రీచక్రం ఎంత పెట్టుకోవాలండి? బెత్తెడ, జానెడ, గుప్పెడ, నేనైతే నా దగ్గర ఉన్న లోహాలతో 5 అడుగులు చేయించగలను. ఎన్ని అడుగులైనా అది అంతర్ముఖ సమారాధ్యం కాదు, లాభం లేదు. ఎప్పుడు అది పెట్టుకుని అక్కడ కూర్చుని అదే అమ్మవారు, నేను అలాగని అవన్నీ నిందిస్తున్నాను అర్థం ఉండయి. అసలు చేయవలసిందండి చెప్తా, అంతర్ముఖ సమారాధ్య అది ముఖ్యం. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్ కశ్చిత్ ధీర. ఎవడో ఒక్క ధీరుట, ధీరుడు అంటే దమ్మున్నవాడండి గట్టిగా. ఇది బాగుంటుంది, మనం లోకంలో కూడా అదే అర్థంలో వాడతాం కదా, ధీరుడు. ధీరుడు అంటే వికారాలకు లోను కానివాడు, ఇది అర్థం. వికారాలకు లోను కానివాడు వాడెవడు? ఎక్కడో ఒక్కడు ఉంటే అట్టాడని వాడు. కశ్చిత్ ధీర, వాడే ప్రత్యగాత్మానమిచ్చద్ ఆవృత్త చక్షు, వాడు ఆవృత్త చక్షుడై. ఆవృత్తం అంటే మరలిన చూపుట వాడికి, అంటే అందరి చూపు బయటకు చూస్తే వాడి చూపు లోపల ఉంటుంది, అంటే కనుగుడ్డు రివర్స్ అయిపోతుందని అర్థం కాదు ఇక్కడ. ఆవృత చక్షు అంటే వాడి దృష్టి, బుద్ధి యొక్క దృష్టి అంతర్ముఖం అవుతుంది, వెనక్కి మరలుతుంది. ఆవృత చక్షు వాడే అమృతత్వమిచ్చన్, అమృతత్వం కోరుకునేటువంటి ధీరుడు వాడు ఆవృత చక్షువై ఆ లోపల అన్వేషిస్తాడు, పట్టుకుంటాడయ్యా ప్రత్యేగాత్మను అన్నాడు ఇక్కడ. ఈ మాటే ధీరా ధీర సమర్చిత దగ్గర అక్కడే చెప్తున్నారు. అక్కడే ఆ విషయం ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాం. రాబోతున్న నవరాత్రులు ఇంకా మనకి నిజమైన ఉపాసన అయిపోతే ఎంత బాగుంటుంది. అంతర్ముఖ సమారాధ్య, రహోయాగ క్రమారాధ్య. అంతేకాదు మరొక స్మృతిలో మాట చెప్తున్నారు మహాభారతంలోనే, యం వినిద్రాజిత శ్వాస సంతుష్ట సయ్యతే ఇంద్రియా జ్యోతి పశ్యంత యుంజానాస్తస్మై యోగాత్మనే నమః. మళ్ళీ ఇది ఎక్కడొచ్చిందో తెలుసా? ఆ భీష్మస్తవరాజం అంటే ఎంత ఇష్టమో శంకరులకి, అందులో పట్టుకుని అన్నీ ఉన్నాయి. అందులో పరతత్వం గురించి మొత్తం అంత చిన్న దానిలో పెట్టేశాడు భీష్ముడు అంపసై మీద ఉన్నప్పుడు. అక్కడ అర్థమవుతాడు విష్ణువు అది భీష్మస్తవరాజం చాలా మహిమాన్వితం అంటే అయితే మాకు ఇవ్వండి అంటారు. కానీ అంత జ్ఞానమే ఉందండి అంటే తర్వాత చూద్దానండి వచ్చింది ఇది ఇక్కడ. కానీ ఇక్కడ చెప్తున్నా యం వినిద్రాజిత శ్వాస సంతుష్ట సంయతేంద్రియ, ఎవరు నిద్రను జయించారో, ఎవరు ఒక్కసారి ఉలిక్కిపడి లేవద్దు ఇప్పుడు ఇలా అన్నామని, ఎవరు నిద్రను జయించారో, తమోగుణం లేనివారో, ప్రాణాయామాదులతో శ్వాసను నియమించారో, నిరంతరం సంతృప్తి కలిగి ఉన్నారో, ఎవరు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నారో, ఇవన్నీ కూడా విచారణ మార్గానికి ముందు ప్రిపరేషన్స్ అండి. అందుకే ఇవన్నీ చెప్తున్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళు క్రమంగా జ్యోతిస్వరూపుడైన పరమాత్మను చూస్తున్నారు. అలా వారికి దర్శనమిచ్చే యోగాత్ముడైన స్వామికి నమస్కారం. జ్యోతి పశ్యంతి, చూస్తున్నారు అన్నారు. మీరు చూస్తున్నారు అంటే ప్రత్యక్ష విషయం అయ్యాడే లేదా? అప్పుడు అది మూర్తమా అమూర్తమా? అదే అన్నమాట. యోగినంతం ప్రవిశ్యంతి భగవస్తం భగవంతం సనాతనం అనేటువంటి మాట మరొక చోట భారతంలో అయితే చూపిస్తున్నారు. అంటే అక్కడ మళ్ళీ ముందు నుంచి చెప్తున్న మాట చక్కగా వివరించారు నాయన. అది కూడా ఉపాధిగతమైనటువంటి దృష్టితోనే. వాడు తన హృదయంలో పరమాత్మని ధ్యానిస్తున్నప్పుడు ఆ హృదయగతమైన జ్యోతియే అతడికి అనుభవానికి వస్తున్నది. ఆ రూపంలో అతనికి ప్రత్యక్షం అవుతుంది. కనుక భగవంతుడు సాక్షాత్కరించడం, ప్రత్యక్షం అవడం అనేది ఏం తప్పేమీ లేదు తెలుసుకోవాల్సింది. అలా సాధన చేసే వాడికి పరమాత్మ తప్పకుండా అంతః వాడి లోపల దర్శనం ఇస్తాడు. అలాగా వారి యోగి హృధ్యానగమ్యం అంటే ఇది మాట అండి. వాళ్ళ హృదయంలో ధ్యానగమ్యుడు అవుతారంటే వారికి ఉపాధికి సంబంధించినటువంటి కర్మలలోనూ ధ్యానాదులలోనూ పరమాత్మ భిన్న భిన్న రూపములతో గోచరించవచ్చు. ఎందుకంటే కర్మల్లో కూడా మనం రకరకాల కర్మలు చేస్తాం. ఒక రుద్రయాగము, లేకపోతే నారాయణ యాగము, సుదర్శన యాగము చేసినప్పుడు ఆ పరమేశ్వరుడే ఆ రూపంలో అక్కడికి వచ్చాడే లేదా? కానీ కర్మలయందు అన్నారు ఇక్కడ. అలాగే ధ్యానాదులయందు సగుణ బ్రహ్మోపాసన చేసినప్పుడు ధ్యానం, కర్మలయందు ధ్యానంలోనూ భిన్నంగా తోచినా ఆయన స్వతహగా ఒకే రూపము. ఒకే రూపమేమిది? నిర్విశేష బ్రహ్మమే. కనుక మేము ప్రతిపాదించిన తత్పదార్థము నిర్విశేష బ్రహ్మమే. ఇది స్పష్టం చేశాడు ఇక్కడ. కానీ మూర్తం చమూర్తం చేయం కన్ఫ్యూజ్ అవ్వద్దు, అసలు స్వరూపం మాత్రం ఇది. అందుకే తథాహి వేదాంతేష్వభ్యాసే అభ్యాసేన అసకృ జీవ ప్రాజ్ఞయో రభేద ప్రతిపద్యతే. మళ్ళీ ఇక్కడ అందుకు చేయవలసింది అసలు ఆ విషయం తెలియడానికి అసకృత్. అసకృత్ అంటే ఏదో ఒక్కసారి, ఏడాదికోసారి, రోజుకోసారి కాదు. అసకృత్ మాటి మాటికి అదే పనిగా వేదాంతమును అభ్యాసం చేసినటువంటి వాడు మాత్రమే విజ్ఞాన ప్రాజ్ఞాత్మల యందు అభేదాన్ని తెలుసుకోగలడు. అది ఇక్కడ వివరించి మొత్తం చెప్పింది. కనుకని విద్యయ అవిద్యాం విధూయ జీవ పరేణ అనంతేన ప్రాజ్ఞేన ఆత్మనా ఏకతాం గచ్చతి. ఏకత్వమే అక్కడ ఉన్నది, కానీ ఏకత్వం తెలియడం కోసం విద్యయ అవిద్యాం విధూయ విద్యతో అవిద్యని ఛేదించి జీవుడు ఆ పరుడై అనంతుడై ఉన్నటువంటి ప్రాజ్ఞునితో ఏకమవుతున్నాడు అని సూత్రానికి చివరి చూపించారు. కనుకనే ఉపాధిగతమైన భేదం చేతనే మనం పరిమితులతో చూస్తున్నాం. ఇది తీసిస్తే ఏకత్వమైన విషయాన్ని మళ్ళీ స్పష్టం చేస్తూ, అయితే ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదయ్యా, వాళ్ళు తెలివైన వాళ్ళండి, మనమే కొంచెం గట్టిగా ఆలోచిస్తే పట్టుకోవచ్చు, టైం దాటింది కనుక ఆలోచించాం కానీ ఆలోచిస్తే అడగచ్చు. మీరే చెప్తున్నారు అక్కడ ఆయన ఆ విధంగా కనబడ్డాడు, ఏ రూపము లేదు అంటే మళ్ళీ రెండు అవస్థలు ఏదో ఒక దశలో ఉన్నట్టునే ఉన్నాయా అంటే చక్కటి ఉపమానం చెప్పారండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మరో మంచి ఉపమానం చెప్పారు. ఉభయవ్యపదేశాత్వహి కుండలివత్ అన్న కుండలవత్, ఉభయవ్యపదేశాత్ తూ అహికుండలవత్, ఇదే అనమాట అహికుండలవత్ అన్నారు. ఒక పాముట పాకుతూ పాకుతూ వెళ్ళి తర్వాత చుట్ట చుట్టుకుని కనబడిందిట. అప్పుడు ఒక తెలివైన వారు అన్నట్ట, ఇందాక ఒక పాకే పాము వచ్చిందండి, ఇప్పుడు చుట్టలు చుట్టుకున్న పాము వచ్చిందండి అన్నట్ట. చాలా బాగుంది. ఆ చుట్టలు చుట్టుకున్న వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోయిందిట. రెండున్నాయా అన్నాడు ఇక్కడ. చుట్టలు చుట్టుకున్న పాము ఒకటి, పాకుతున్న పాము ఒకటి, రెండున్నాయా అన్నాడు. గట్టి ప్రశ్న వేశాడు. ఒకటే, చుట్ట చుట్టుకున్నప్పుడు చుట్ట చుట్టింది అన్నావు, పాకినప్పుడు నిలువుగా ఉన్నది అన్నావు, అంతే, ఒకే పాము అది. అదేవిధంగా పరమాత్మ ఒక్కడే, ఇది తెలుసుకో అని అసలు స్వరూపం అది ఏ, ఇది ప్రస్తావన చూపించారు. రెండు లేదు కదా, అందుకే మేము చెప్పి పరాత్పరం పురుషుమపైతి దివ్యం ఎస్ సర్వాణి భూతాన్యంతరోయమ ఎంతరోయమ యమ అమయతి అంతరో యమయతి. ఈ విషయం చెప్పినప్పుడు మేము ఆ లోపలున్న నడిపిస్తున్నాం ఎలా చెప్తున్నామో తత్వమసి అహం బ్రహ్మాస్మి దగ్గర అభేదాన్ని ఆ విధంగా చూపిస్తున్నాం. నిర్విశేష బ్రహ్మ అని చెప్పే వాక్యము అవే సుమా అనే విషయాన్ని ఇక్కడ సంపూర్ణంగా ప్రస్తావన చేస్తూ అందుకు ఉపాసన కోసం మేము చతుష్పాద్ బ్రహ్మ షోడశకళా బ్రహ్మ అనేటువంటి విషయములు చెప్పాం. తర్వాత ఒక మంచి అధికరణం వస్తోంది. ఈ అధికరణాన్ని మనం నిన్నటి రోజున ప్రస్తావన చేశాం కానీ ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవాలి. ఈ దశల అవసరం ఎందుకంటే మనం జీవ ఈశ్వర వివేకం చేస్తున్నాయి ఇంతవరకు త్వం తత్పదార్థం. ఇప్పుడు జీవుడి కర్మానుభవం గురించి చక్కటి మరొక్కసారి నిన్న చెప్పిన మాటల్ని సూత్రముతో అందిస్తున్నాడు. ఫలమత ఉపపత్తేహే అనే సూత్రం. కర్మఫలాన్ని ఇవ్వడం అనేది నిర్విశేష బ్రహ్మము అని తేల్చేస్తే ఆయన కర్మఫల ప్రదాతను ఎలా చెప్తారు మీరు? అంటే ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే మీమాంసకులు, మీమాంసకులు అంటే కర్మ వల్లనే జగత్ నడుస్తుంది అనేవాళ్ళు, వాళ్ళు ఈశ్వరుడి అస్తిత్వాన్ని అంగీకరించని మీమాంసకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా కర్మ చూస్తూ చూస్తూ ఉంటేనే పూర్తయిపోతుంది, పూర్తయిపోయి నశించే కర్మ ఫలాన్ని ఎలా ఇవ్వగలదయ్యా అన్నాడు. ఇక్కడ ఆలోచించవలసింది, కర్మ నశించే లక్షణం ఉందా లేదా దానికి? మనం ఏదో పని చేసాం, ఆ పని మన కళ్ళ ముందే పూర్తి చేసేస్తున్నాం, కానీ దాని ఫలితం మనకు వస్తుంది కదా. పూర్తయిపోయిన కర్మ ఫలితం ఇస్తుందని ఎలా అంటావు? అంటే కర్మ చేసిన వెంటనే పూర్తయిపోతుందని మేము అంగీకరిస్తాం, కానీ కర్మ పూర్తయిపోతూ సూక్ష్మమైన అపూర్వం అనే దాన్ని సృష్టిస్తుంది అన్నారు మీమాంసకులు. అపూర్వము అంటే ముందు లేనిది అని అర్థం అన్నమాట. ఒక కర్మ మనం చేసాం, అది అపూర్వం అనేది. ఉదాహరణకి యజ్ఞం చేసాం, యాగం చేసాం, చేసిన తర్వాత ఏం చేసాం? పూర్ణాహుతి చేసాం, తర్వాత చప్పట్లు కూడా కూర్చున్నాం, అంతే. ఏం తెలిసింది మనకి? దానివల్ల ఫలితం రాదా? ఎలా వస్తుందండి? యజ్ఞం కోసం పట్టుకొచ్చినటువంటి ద్రవ్యాలన్నీ పూలు ఎలగపోసాం, ఫలితం రాదా? వస్తుందయ్యా. మరి కంటి ముందే నా కర్మ మొత్తం తగలనిందే. అంటే ఆ అయిన కర్మ అపూర్వం అనే దాన్ని సృష్టిస్తుంది, అదొక సూక్ష్మశక్తి, అది మామూలు కంటే కనబడేది కాదు. ఈ సూక్ష్మశక్తిగా ఉన్నటువంటి అపూర్వం అనే ఫలితమే మీకు గతులిస్తుంది. మధ్యలో ఈశ్వరుడు ఎవడయ్యా మధ్యలో? ఇది వాళ్ళ వాదం, అంతే కదా. నిన్న అనుకున్నా మన కర్మకు మనమే అయితే మన ఈశ్వరుడు ఏమిటని. అయితే ఇక్కడ పూర్వంతో బాధరాయణో హేతు వ్యపదేశాత్, బాధరాయణాదులందరూ కూడా చెప్తున్న విషయం ఏమిటి అంటే, ఈ అపూర్వము కూడా ఫలితాన్నివ్వదు, కర్మ కూడా ఫలితాన్నివ్వదు, కర్మఫలానికి కారణము పరమేశ్వరుడే అని అక్కడ ప్రతిపాదన చేశారు, ఈశ్వరుడే. ఈ మాటే మనం ఉపదేశారంలో చెప్పిన మాటని అనేక మార్లు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఫలమత ఉపపత్తే సూత్రం చెప్పకపోతే తృప్తిగా జరగదు బ్రహ్మసూత్రాలు. కొన్ని కొన్ని సూత్రాలు ఉంటాయండి, లోకవత్తి, లీలా, కైవల్యం, ఇవి మామూలుగా ఎప్పుడు విచారణలోనూ వచ్చేస్తుంటాయి, అన్ని సూత్రాలు కాకపోయినా. మరి అలాంటి సూత్రాన్ని విడిచిపెట్టిన ఎలాగా? నిన్ననే చెప్పారా అంటే చెప్పింది మరొకసారి గట్టిగా నాటే అనుకుందాం. కానీ దీన్ని తీసుకుని రమణులు వారు ఎంత జగ్గా చెప్పారు, కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం ఫలం, కర్మ తజ్జడం అన్నారు ఇక్కడ మహానుభావుడు. కర్తు ఆజ్ఞయ, అక్కడ కర్త ఎవడు? ఈశ్వరుడు. ఆయన ఆజ్ఞ చేతనే లభిస్తున్నది, చరాచర జగత్తు ఆయన యొక్క ఆజ్ఞతో ఉన్నది. అందుకే అతడు జీవుల యొక్క కర్మల్ని అనుసరించి కర్మఫలాలని ఇస్తూ ఉన్నటువంటి వాడు. ఈ మాట మనకి నిన్న మొన్న చెప్పుకున్న మంత్రాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నారు మళ్ళీ. ఏషక్యేవ సాధుకర్మ కారయంతం యమేభ్యో లోకేభ్యో ఉన్నీషతే, ఎవరిని బాగు చేయదలుచుకున్నాడో వారిని ఉత్తమ గతులు తీసుకువెళ్తున్నాడని మంత్రం చెప్పుకున్నాం కదా. సరే, అక్కడ చెప్పింది మరొకటి అద్భుతమైన స్మృతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇది భగవద్గీతలో పరమాత్మ చెప్తున్నాడు, లభతే చ తతక్కామాన్ మయైవ విహితాన్ హితాన్, ఇది వివరించారు ఇక్కడ. లభతే చ తతక్కామాన్, ఎవరు ఏ కర్మ చేసినా వాటి యొక్క ఫలితములను నాచేతనే, నా ద్వారానే పొందుతారు. ఇప్పుడు మనం వివిధ దేవతలను ఉద్దేశించి యజ్ఞంలో ఆహుతులిస్తాంట, పరమాత్మ ఆ దేవతల ద్వారా తానే కర్మఫలాన్ని ఇస్తాడు. ఇది ఇక్కడ విషయం. అందుకే నా చేత కల్పింపబడినట్టి ఈప్సిత భోగాలు నాయా దేవతల ద్వారా తప్పకుండా పొందుతారు అన్నాడు ఇక్కడ. ఇక్కడ మీరు ఆలోచించవలసింది, ఇలాంటి దానికి సంబంధించి భాగవతంలో కథ ఉన్నది. కథ అంటే ఇంతకంటే రమ్యమైన కథ ఉంది. అందుకే కృష్ణలీలలన్నీ కూడా బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానాలే. పష్టోపనిషత్ ఒక చోట కనబడుతుంది, బృహదారణ్యకం ఒక చోట కనబడుతుంది, ఛాందోగ్యం మరొక చోట కనబడుతుంది. ఎక్కడేది చూపించవచ్చో గతంలో ఒకసారి చెప్పినట్టు నా గుర్తు, నేను చెప్పడం కాదు, శంకరులే ఒక చోటు చూపించారు ప్రబోధ సుధాకరంలో. కృష్ణ పరమాత్మ బ్రహ్మకు బుద్ధి చెప్పే లీలల్లో ఆయన పృష్టోపనిషత్తుని చూపించారు. అక్కడ పృష్టోపనిషత్ మంత్రములు అక్కడ ఎలా ఎలా కనబడుతున్నాయో వివరించారు. బృహదారణ్యకం రెండు చూపించారు. రాసలీలంతా ఛాందోగ్యోపనిషత్తు. బహుశా కృష్ణలీల తనకని వింటున్న వారికి స్పష్టమైపోతుంది. రసోవై సహా అక్కడ రహస్యం. ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు, కానీ ఇక్కడ ఇది చెప్పడం నేనే ఆ దేవతల ద్వారా ఇస్తున్నాను అనేది అర్థం కావడం కోసం ఒక లీలుందండి. మేము ఇంద్రాదులకి చేస్తాం యజ్ఞం అని సిద్ధపడినప్పుడు వద్దు ఈ కొండకి చేయండి అని చెప్పాడు ఆయన. ఎవరికి? కొండకి, గోవర్ధనగిరికి చేశారు. తర్వాత ఇంద్రుడు కోపంతో వర్షం కురిపించాడు. వర్షం కురిపిస్తే కృష్ణుడు ఇక్కడి నుంచి సంకల్పంతో ఒక చూపు చూస్తే వర్షాన్ని ఆపేయవచ్చు. వర్షాన్ని ఎలా ఆపాడు ఆయన? పర్వతాన్ని ఎత్తి వర్షం పడకుండా చేశాడు. వీళ్ళు చూస్తున్న వాళ్ళందరూ పరమాత్మ ఎత్తి పట్టుకున్నా వర్షంకి తడవకుండా గొడుగులా కాపాడింది పర్వతమే కదా, కనుక పర్వతం గొడుగులా కాపాడింది. అంటే వాళ్ళు ఇంతవరకు ఏ పర్వతాన్ని పూజించారో ఆ పర్వతాన్ని గొడుగ్గా చేసి ఆ పర్వతం ద్వారా వాళ్ళకి రక్షణ కల్పించాడు. ఇది మనం పరిశీలించాలి. అయితే రక్షణ కల్పించింది గొడుగా అంత, ఇది ఇక్కడ అర్థం చేసుకుంటే నీ సూత్రానికి అంతేగాని ఊరికనే తేలేదు నేను. ఎంత ఖచ్చితంగా సరిపోయింది మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ గోవర్ధనగిరిని పూజించినందుకు గోవర్ధనగిరి ద్వారానే వాళ్ళకి రక్షణ కల్పించాడు స్వామి. కానీ గోవర్ధనగిరి రక్షించిందా? గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు ఈశ్వరుడు. అప్పుడు ఇంద్రుడికి బుద్ధి వచ్చింది, మేము యజ్ఞముల ద్వారా వాళ్ళని అనుగ్రహిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మేము ఆ కొండలాంటి వాళ్ళం, నువ్వు ఎత్తి పడితేనే కొండ ఎలా రక్షించిందో, నువ్వే మా ద్వారా వాళ్ళకి ఫలాన్ని ఇస్తున్నావు కానీ. ఇది ఇంద్రుడు తెలుసుకున్నాడు, ఇది రహస్యం ఆ లీలలో. అంతేగాని కృష్ణుడు ఏమి రక్షించాడు కదా, ఇది ఉపనిషత్తు, ఇది భావం, ఇది భగవద్గీత, అది ఇక్కడ గమనించవలసింది. అందుకే అది గమనం, ప్రతి దాంట్లో అలా చూస్తాం. అలా ఎప్పుడు దర్శనం ఇస్తుందో తెలుసా, విచారణ చూస్తే అప్పుడు కృష్ణుడు ఆ విధంగా అర్థమవుతాడు, లేకపోతే ఏమీ అర్థం కాదు. నమో నమః. అందుకు అద్వైత సిద్ధులందరూ కృష్ణలీలల పట్ల ఇంత పిచ్చెక్కిపోయారా అని ఆలోచిస్తూ ఉంటే అర్థమవుతుంది మనకు ఒక్కడు కూడా. ఇది విషయం. అందుకు ఆ పరమాత్మ యొక్క లీలలో తత్వాన్ని ఈ విధంగా గ్రహించుకున్నా, కనుక నేనే ఆ పని చేస్తున్నా అని చెప్పాడు. ఇప్పటి వరకు మనకు తత్తత్వం ఈ రెండింటి గురించి వివేచన స్పష్టంగా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి తృతీయ పాదం మొదలు పెడుతున్నారు. ఇది చాలా మరొక ముఖ్యమైన అంశంలోకి, ఇంకా సాధనాల్లోకి ప్రవేశింపజేసేస్తున్నారు మనల్ని. ఇక్కడికి వచ్చినప్పటికల్లా మనకి ఉపాసనకు సంబంధించిన విషయములు ఉన్నాయి. ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి, ఎక్కువగా టెక్నికల్గా ఉంటాయి, కనుక నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. కానీ ఈరోజు చివరిగా చెప్తున్న ఈ మాటలు మాత్రం గాఢంగా గుర్తుపెట్టుకుని రేపు కానీ మళ్ళీ వస్తే తర్వాత విషయాలు మనం అందుకోగలం. ఇక్కడ చాలా ముఖ్యం ఏంటంటే ఉపాసన అనే మాట చాలా గట్టిగా వాడారు. అయితే వ్యవహారంలో సగుణోపాసన నిర్గుణోపాసన అంటూ ఉంటాం, కానీ ఆ మాట సరిపోదు. నిర్గుణము విషయంకి వచ్చేటప్పటికల్లా విచారణే ఇక్కడ. అయితే ఉపాసన అని ఏదో గౌణంగా వాడితే వాడచ్చు నిర్గుణోపాసన అనేటువంటిది, సగుణం వరకే ఉపాసన అనేటువంటి విషయం. అయితే ఉపాసన గురించి కొంచెం గట్టిగా ఆలోచించాలి. ఇక్కడ మనం చెప్పుకోబోయే ఉపాసనలన్నీ కూడా మనం ప్రస్తుతం లోకంలో వ్యవహరించే ఉపాసనలు కావు ఉపనిషత్తులవి. అంటే మనం వేదవిరుద్ధమైన ఉపాసనలు చేస్తున్నామా? ఆ మాట మళ్ళీ అనద్దు. వెంటనే కొంతమంది ఆవేశంతో ఈ పూజలు పునస్కారాలు ఇవేవి పురాణాల వల్ల వచ్చి పడ్డాయండి అని మేధావులే అంటున్న విషయాలు కొన్ని వింటూ ఉంటే బాధ కలుగుతుంది మనకి, ఉపనిషత్తులో లేవండి అని. ఉపనిషత్తు బ్రహ్మ విచారం కోసం చెప్తున్న విషయముల్లో చెప్పిన విద్యలు వేరు. అక్కడ విద్య అనే పేరుతో ఉపాసనలు ఇచ్చింది. ఉపనిషత్తులో బోలుడు విద్యలు ఉన్నాయి. ఉపనిషత్తులు మొత్తం ప్రధానంగా మనం చెప్పుకుంటున్న ఉపనిషత్తుల్లో విద్యల్ని కానీ లెక్క పెడితే ప్రధానంగా అనుకుంటున్న విద్యల్లో మొత్తం 32 లభిస్తున్నాయండి. నేను ఇక్కడ బ్రహ్మసూత్రముల గురించి ఎంత చెప్తున్నానో సమగ్రమైన ఆర్ష సంస్కృతి యొక్కని దృష్టిలో పెట్టుకుని అంతే చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే నిజమైన సాధకులకి ఒక అయోమయావస్థ రాకూడదు, అదొకటి. మనం ఏ సంస్కృతికి వారసులుగా అనుకుంటూ ఇంతవరకు తృప్తిగా గడుపుతున్నామో అందులోని విభేదాలను సృష్టిస్తే అల్లల్లాడిపోతాం మనం. ఇక్కడ ఏ ఉపాసనలో కూడా మీకు విష్ణు ఉపాసన, శివోపాసన, శక్తి ఉపాసన, రామోపాసన, మంత్రోపాసనలు ఏమీ చెప్పబడలేదు. మంత్రము, యంత్రము, తంత్రము ఇవన్నీ చెప్పబడలేదు. కనుకనే ఉపనిషద్ మత ప్రకారము లేదా వేదమత ప్రకారము ఈ ఉపాసనలు ఏవి లేవన్నమాట అన్నమాట అనరాదన్నమాట. అది గుర్తుపెట్టుకోండి, ముఖ్యాంశం. ఇది సమన్వయం ఉంది, అది జాగ్రత్తగా తెలుసుకోవాలి. సమన్వయం కావడం ముందు ఓపిక ఉండాలి, తీరుకుండాలి, బుద్ధికి విస్తారం ఉండాలి. శంకరులు కూడా ఎక్కడా కూడా వాటిని ఖండించలేదు. ఇక్కడున్న విషయం మాట్లాడుతున్నారు కనుక ఉపాసనల గురించి చెప్తున్నారు. అయితే ఆ ఉపాసనల్ని ఈ ఉపాసనలతో ఎలా సమన్వయించాలి అనేది కొంచెం శాస్త్రబద్ధంగా ఆలోచిద్దాం. మనం లోకంలో ఇప్పుడు అనేక రకాల ఉపాసనలు పేర్లు చూస్తున్నాం. ఒక్కొక్కసారి చూస్తుంటే ఇదా ఆధ్యాత్మికత అనే బాధ కూడా కలుగుతుంటుంది. ఇదే ఆధ్యాత్మికత అయితే దీనికంటే నాస్తికత్వం బెటర్ ఏమో అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఒకడెవడో నేను ఫలానా శక్తిని ఉపాసిస్తున్నాను అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, వాడు నిప్పు రగులుస్తాడు, వీళ్ళందరూ పొలోమని వీళ్ళు పూజలు చేయించుకుంటూ ఉంటారు, రకరకాల హోమాలు చేస్తుంటారు, అబ్బా మంచి జరుగుతుందండి అనుకుంటూ ఉంటారు. ఇదా ఉపాసన? వాడు ఫలానా దేవత ఉపాసకుడని చలామణి అయిపోతుంటాడు. ఆ ఉపాసనలకి ఇందులో స్థానం లేదు. మరి దేనికి ఎందుకు వస్తుందండి? ఎందుకంటే ఒకే శబ్దం 2-3 చోట్ల వినబడినప్పుడు మనం దీనికి దాన్ని కలిపేస్తామేమో అని బాధ. ఎందుకంటే ఉపాసకుడు ముక్తిని పొందుతాడు, మరి పుట్టాడు. ఉపాసనకు ఫలం మరి పుట్టాడు, ఇది ఫలితం గుర్తుపెట్టుకోండి. సగుణోపాసకుడు క్రమక్రమంగా క్రమముక్తిని పొంది హిరణ్యగర్భలోకానికి చేరి ఆ తర్వాత వాడు సంపూర్ణమైనటువంటి అభేద స్థితిని పొందుతాడు. మళ్ళీ వెనక్కి రాడు వాడు, ఇంత కర్మగతులు వెళ్ళేవాడు మాత్రం వెనక్కి వస్తాడు, వీడు రాడు. కనుకనే సగుణ బ్రహ్మోపాసన ఎంత గొప్పదో ఇప్పుడు తెలిసింది కదా, సామాన్యమైన విషయం కాదు అది. సగుణ బ్రహ్మోపాసన మనం చేస్తూ చేస్తూ ఉంటే ఇహంలోనే మనకి గత జన్మల విషయ కర్మ పరిపాకం చేత కానీ ఇక్కడ అధికమైనటువంటి ఉపాసన ఏకాగ్రత వల్ల కానీ ఇక్కడే మనకు అభేద బ్రహ్మజ్ఞానం కలగవచ్చు. క్రమంగా దానికి అవకాశం ఉన్నది, ఎందుకంటే ఇక్కడి నుంచే మనం క్రమంగా ఆ విచారణ మార్గంలోకి ప్రవేశించి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు సగుణ బ్రహ్మోపాసన చక్కగా చేసినటువంటి వారు చూస్తూ ఉండగా క్రమంగా వాళ్లలో ఒక చిత్త పరిపాకం ఏర్పడి విచారణ మార్గంలో ప్రవేశించి అవధూతలై మన కళ్ళ ముందే జీవన్ముక్తులై సంచరించిన వాళ్ళు చరిత్రలు కూడా పురాణాల్లో ఉన్నాయి. అలా చాలామంది ఉన్నారు, చరిత్రలో ఉన్నాయి, పురాణాల దాకా ఎందుకు? ఏమిటి దీని యొక్క అన్వయం అంటే, అలాంటి జీవన్ముక్తావస్థనిచ్చేటువంటి ఉపాసన స్థానం వేరు, ఏదో ఫలానా మంత్రం పట్టుకుని దాన్ని మనం చేసుకుంటూ వెళుతున్నటువంటి వేరు. ఈ రెండికి చాలా తేడా ఉన్నది. దీనికి ఉపాసన అనే పేరు ఎందుకు ఇచ్చారంటే, దీనికి ఒక ధ్యానం సాధన ఉన్నాయి కనుక చెప్పారు. కానీ కర్మాంగమైన ఉపాసన వేరు, జ్ఞానాంగమైన ఉపాసన వేరు. కర్మాంగమైన ఉపాసనలో కూడాను మనం రకరకాల దేవతలకు జపం ద్వారానో యజ్ఞం ద్వారానో ఫలానా మంత్రం చేసాం కనుక ఫలానా దశాంశం హోమం చేస్తామంటే ఇవన్నీ కర్మయ్యాయి కదా. ఆ కర్మాంగమైన ఉపాసన నింద్యము కాదు, సద్గతినిస్తుంది. కానీ అందుకే ఆచరణ రమణీయ చరణ అనే శబ్దం ఎందుకు వేశారంటే, మంచి శాస్త్రము చెప్పినటువంటి సత్యము శౌచము సాత్వికత ఇలాంటి గుణములతో కూడినటువంటి ధర్మబద్ధమైన సత్కర్మాచరణలో ఉన్న ఉపాసన మనకి మంచి లోకాలకి తీసుకెళ్తుంది. క్రమంగా ఎప్పుడు చిత్తశుద్ధికి వచ్చి అది మనకి తీసుకువెళ్ళచ్చు. అది కానీ సగుణ బ్రహ్మోపాసన కిందకి రాదు. కర్మాంగమైన ఉపాసన సగుణ బ్రహ్మోపాసన కిందకి రాదు. కేవలం జ్ఞానాంగమైన ఉపాసన తీసుకువెళ్ళాలి. అలాంటి ఉపాసనలు ఏవైనా ఉన్నాయా ఉపనిషత్తుల్లో చెప్పినవి కాక, నేను ప్రకరణకి దూరంగా వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు. కానీ ఇందులో ఉపనిషత్తుల్లో చెప్పిన విద్యలు 32 ప్రధానంగా, వాటి పేర్లు కూడా చిత్రంగా ఉంటాయి. ఆ పేర్లు మీరు లోకంలో అనుకున్న ఉపాసనలో వినబడదు. ప్రాణ విద్య, సంసర్గ విద్య, దహర విద్య, అక్షి విద్య, ఇలా వైశ్వానర విద్య, మధు విద్య, ఇలా చాలా పేర్లు ఉన్నాయండి. ఇక్కడ 32 పేర్లు తెలుసుకుని ఏం చేస్తాం, ఉన్నాయి 32 విద్యలు. ఆ విద్యల గురించి ఇప్పుడు చర్చ చేస్తారు, ఎందుకంటే ఉపనిషత్ విషయం కనుక దాని గురించే చెప్తూ ఉన్నారు. మరి మనం అనుకునే శ్రీ విద్య ఇవన్నీ ఏమిటి, వాటి భాగములు వేరవి, ఆగమ శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నాయి. కనుక ఇప్పుడు చెప్తున్నా కనుక తప్పని దయచేసి అనుకోవద్దు. అది వెంటనే ప్రస్తావన వస్తుంది కొంతమందికి. అందుకే చాలామంది ఇవి చదివేసి శ్రీ విద్యని వాటిని అవహేళనగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ శంకరుల యొక్క పూర్వాచార్యులు పరమగురువులు గౌడ భగవత్వాలు వారు శుభోదయస్తవం ఏమిటి? శంకరుల పీఠాలను మనం అంగీకరిస్తే ప్రతి పీఠంలో ఎందుకున్నది ఉపాసన? అందుకే శృతి సమ్మతమైన ఉపాసనలు శంకరులు తీసుకున్నారు. శృతి సమ్మతమైన ఉపాసనలు 6 మతంలోనే ఉంటాయి, ఇంకెక్కడా ఉండవు. నేను చెప్పేనే ఫలానా వారిని బ్రహ్మముగా భావించవచ్చు అనే మాట మళ్ళీ శాస్త్రం చెప్పాలి. ఎవడు పెడితే వాడు కాదు. ఇది ఒక్కడ తెలుసుకుంటే చాలు, మన తరన్నిటికీ సమన్వయించుకోవచ్చు. మీ సాధన దశలో అన్నిటికీ కర్మాంగానికి పనికొస్తుంది, జ్ఞానాంగానికి పనికొస్తుంది, అందుకు పనికొస్తుందని చెప్తున్నాను ఇక్కడ. అలా సమన్వయించుకోవచ్చు. వాళ్ళు 6 షణ్మతములు. ఈ షణ్మతములే వేదం ఒప్పుకున్నది, శృతి ఒప్పుకున్నది. ఈ షణ్మతములని మొదట అభీష్టం కోసమో దేనికోసమో లేదా ఇంద్రియ నిగ్రహణం కోసమో చేస్తూ సదాచారంతో చేస్తూ ఉంటే నువ్వు దాన్ని బ్రహ్మభావనతో భావించడానికి యోగ్యమైన ఉపాసన కనుక నీకు అది తప్పకుండా చిత్తశుద్ధిని క్రమంగా కలిగిస్తూ చిత్త ఏకాగ్రతని కలిగిస్తూ సరైన వివేచనిచ్చి క్రమంగా ముక్తినిస్తుంది. లేదా ఆ సాధనలోనే శరీరం చాలించితే క్రమముక్తిని ప్రసాదించి తర్వాత అభేద స్థితిని తప్పకుండా ఇస్తున్నది. కనుక సగుణ బ్రహ్మోపాసనకి మనం ఆ షణ్మత విద్యల్ని కూడా అన్వయించవచ్చు. దానిలో కూడా ప్రమాణం ఉన్నది. ప్రమాణం ఉందనడానికి శంకరులు ఇక్కడ వాటి పేర్లు చెప్పలేకపోయినా ఇతర గ్రంథముల్లో ఉన్నాయి కనుక మనం అంగీకరించవలసిందే. ఎందుకంటే పురాణాదుల్ని సమ్మతంగా స్వీకరించినటువంటి అద్వైతంలో దాన్ని అంగీకరించవలసిందే. అద్వైత సాధనకు సహకరిస్తాయి. అందుకు విష్ణు శివ ఇత్యాది ఉపాసనలకు కూడా స్థానం ఉన్నది. ఎందుకంటే శంకరులే మొన్న నారాయణుడు ఆరాధన గురించి చెప్పారు కదా, ఇది గమనించండి. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో మహానుభావులు రమణుల వారందరికీ తెలిసినది, అయ్యా అద్వైతం సత్యం అనడానికి ఒక ఉదాహరణ చూపించండి. ఇటీవల కాలంలో మన మధ్యే తిరిగినటువంటి అద్వైత సిద్ధుణ్ణి, జీవన్ముక్తుణ్ణి, ఏది సగుణ బ్రహ్మోపాసన కాకుండా నిర్గుణ బ్రహ్మస్థితిలోకి వెళ్ళిపోయిన వాడిని అంటే రమణుల వారిని మనం చెప్పుకోవాలి. అలాంటి రమణులకి అంతేవాసి అయి ఆయన యొక్క స్ఫూర్తితో కావ్యం పలికినటువంటి వారు కావ్యకంఠ వాసిష్ఠ గణపతిమని. ఆయనకు ఋష్యత్వం ఉంది. ఆ మహానుభావుడు దశమహావిద్యలని, కాళీతార ఇత్యాది విద్యలని కేవలం తంత్రాల్లో చూస్తే జుగుప్సగా కనబడేటువంటి వాటిని తీసుకుని ఆయన ఉపనిషత్తుల్లో ఉన్న వైశ్వానర విద్య, దహర విద్య, ఇత్యాదులన్నిటితో సమన్వయించారు. ఈ సమన్వయం ఎందుకు చేస్తున్నామంటే, సంప్రదాయబద్ధమైన ఏ మార్గములున్నాయో వాటిలో పరస్పర విఘాతం ఏర్పడరాదు అనే ఉద్దేశంతో, కేవలం సాధన దృష్టితో బ్రహ్మసూత్రాలని స్థిరపరచాలన్న భావం ఎంత ఉన్నదో మనదైన సాధనా మార్గాన్ని బలపరచాలన్న మార్గం అంత ఉంది కనుక చెప్తున్నాం. దహర విద్య ఇత్యాదులు దహరాకాశ రూపిణి లాంటి వాటిలో చెప్పాం. వియచ్చక్రము దహరచక్రము విద్యకి సమన్వయముంది, ఇవి ఉన్నాయి. కనుక ఉపాసన అనేటప్పుడు సగుణ బ్రహ్మ ఉపాసన, బ్రహ్మభావనతో చేసేటువంటి వేద సమ్మతమైన సంప్రదాయంతో ఉన్నటువంటి ఉపాసనల గురించి చెప్పారు. అలాంటి ఉపాసనలు ఇక్కడ ఉపనిషత్తులు ఏం చెప్పింది, ఉపాసనలు పరస్పరము భిన్న భిన్న ఉపాసనలా, అన్నీ ఒకటేనా, అన్నీ కలిపి చేయవచ్చా, ఏవో కొన్ని మాత్రమే చేయాలా, ఇలాంటి వాటి మీద వివేచన చేసి తర్వాత ఉపాసనకి ఫలితం ఏమిటి చెప్తారు. ఆడు తర్వాత విచారణ మార్గంలో చేసే నిర్గుణ బ్రహ్మ విచారణ, దాని యొక్క ఫలితం ఏమిటో చెప్తాడు. వాడి ఫలితం జీవన్ముక్తి, వీడి ఫలితం సగుణ బ్రహ్మకు ఫలితం క్రమముక్తి అనే ప్రస్తావన చెప్పి ఉభయములు ముక్తే. కనుక ముక్తి అంటే ఏమిటో స్పష్టం చేయడానికి పనికి వచ్చింది. రేపటి నుంచి మనం ఉపాసనల విషయంలో ప్రవేశిద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణ అరవిందార్పణమస్తు స్వస్తి.